गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः नारायण समारंभां व्यासशंकरमध्यमां अस्मदाचार्यपर्यंतां वंदे गुरुपरंपरां नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रुतिस्मृतिपुराणनामालयं करुणालयं नमामि भगवत्पादशंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वंदे भगवन्तौ पुनः पुनः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। श्री विष्णुरूपाय नमः शिवाय। श्री विष्णुरूपाय नमः शिवाय। श्री विष्णुरूपाय नमः शिवाय। नमो महद्भ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः। ओं नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंशऋषिभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवर्हित प्रज्ञान घन प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि सोहमस्मि ब्रह्माहमस्मि। గురుస్వరూపమైన సభాసదస్సుకి సవినీ నమస్సులు సమర్పణ చేసుకుంటూ బ్రహ్మసూత్ర శంకర భాష్య ప్రవచన మహాయజ్ఞంలో నిన్నటి రోజున మనం ఆనందమయాధికరణం చెప్పుకుంటూ ఉన్నాం. అయితే మొత్తం బ్రహ్మసూత్రాల్లో ఈరోజు మనం పూర్తి చేయబోతున్న దానితో కలుపుకుంటే ఎంత భాగం చెప్పుకున్నట్టు, 555 సూత్రాలు, దాంట్లో సుమారు ఒక 25 దాకా మనం చెప్పుకున్నాం. అంటే బ్రహ్మసూత్రాలు ఎంత భాగం వెళ్ళి కనుక ఒక అసంతృప్తి, పూర్తిగా బ్రహ్మసూత్రాలు వినలేకపోయాం అని. కానీ చతుస్సూత్రిలోనే మొత్తం సూత్రాలన్నీ ఉన్నాయని పద్మపాదాచార్యులు లాంటి వాళ్ళే దాని వ్యాఖ్యానం పరిపూర్ణం అన్నప్పుడు మనం చాలా ఎక్కువ చెప్పుకున్నట్టే. అయితే ఇంకో పద్ధతి ఉంది బ్రహ్మసూత్రాలు చెప్పడంలో. ఇచ్చిన రోజులను బట్టి మనం చూసుకుని అక్కడ అక్కడ అక్కడ కొన్ని సూత్రాలు పికప్ చేసుకుని ఒక మొత్తం ఒక ట్రైన్ని మనం చూసేటప్పుడు ఎన్ని పెట్టెలు ఉన్నప్పటికీ కూడా మొదట ఇంజను చిట్ట చివరి గార్డు పెట్టే పట్టుకుంటే ట్రైన్ అంతా చెప్పినట్టే, లేదా మధ్య మధ్యలో రెండమ్గా ఒకటో రెండో పట్టుకుంటే అయిపోయింది. అలా చెప్పుకునే పద్ధతి కూడా ఒకటి ఉన్నది. ఏది చెప్పుకున్నప్పటికీ కూడా ఎందుకు చెప్పుకుంటున్నామనే ఉద్దేశాన్ని ఒక్కడి కానీ పరిశీలిస్తే సంపూర్ణంగానే మనం చెప్పుకున్నాం. ఎందుకంటే బ్రహ్మసూత్ర భాష్యం కొంతకాలం చెప్పుకుని ఆపుకోవలసిన విషయం కాదు. ఇది ఆలయం. ఆలయం అంటే మోక్ష పొందే వరకు కూడా నిరంతరం మననం చేసుకోవాల్సిన అంశమే కదా. అందుకు మనం ఏది పట్టుకున్నప్పటికి కూడా ఏది బ్రహ్మసూత్రం మొత్తం పరచుకుని ఉన్నదో దానంతటిని మనం సంక్షిప్త రూపంతో రోజూ చర్చ చేస్తున్నాం. ఎన్ని సూత్రాలు అయ్యి ఎన్ని సూత్రాలు లెక్క అనేటువంటిది కోర్సు కంప్లీట్ చేసేటువంటి మార్కులు నాలెడ్జ్లో వేరే విషయం. కానీ జ్ఞానం అనేటువంటి దృష్టితో మనం చూసుకుంటే బ్రహ్మసూత్రం మొత్తంలో 4 అధ్యాయాలు ఏం చెప్పారు అనేటువంటి దాన్ని చాలా పరామర్శ చేశాం. ఈ రోజుతో కూడా కలుపుకుంటే అంతా పరామర్శ అవుతుంది. సూత్రములు సూత్రముల సంఖ్యలు దాని అర్థాలు దాని ప్రతిపదార్థాలు పక్కన పెట్టుకుంటే అసలు బ్రహ్మమంటే ఏమిటి, దాన్ని పొందే విధానం ఏంటి, పొందిన వారు ఎలా ఉంటారు, అసలు ఈ ప్రపంచంలో సాధకులు ఎన్నెన్ని విధములుగా ఉంటారు, ఇవన్నీ కూడా మనం చర్చ చేసుకుంటూ వస్తున్నామా లేదా. కనుకనే విషయమే మనకు ప్రధానమని కూర్చుంటే మాత్రం ఒక సంపూర్ణమైన తృప్తికరమైన అంశమే మనకి 7 రోజులు జరుగుతున్నది. అసలు బ్రహ్మసూత్రముల అంశం ఏమిటి అది మర్చిపోవద్దు. బ్రహ్మసూత్రంలో ప్రధానమైనటువంటి అంశం ఏమిటి అంటే ఉపనిషద్వాక్యములని మననం చేయడమే బ్రహ్మసూత్రముల యొక్క ప్రధానమైనటువంటి లక్షణం. ఉపనిషద్వాక్యాలు మొత్తం మనకి ప్రధానంగా చెప్పబడుతున్న ఉపనిషత్తులు చాలా ఉన్నాయి కదా. కొందరు 10 అన్నారు, కొందరు 12 అన్నారు. శంకర భగవత్పాదుల వారు 10 ఉపనిషత్తులు వ్యాఖ్యానం రాసినా సూత్రభాష్యంలో ఆయన ఉట్టంకించినటువంటి ఉపనిషత్తులు, ఆయన భాష్యం రాయిన ఉపనిషత్తులు కూడా 1-2 ఉటంకించారు ఆయన. భగవద్గీత ఉటంకింపులు చాలా ఉన్నాయి, దాన్ని కూడా చూపించారు. ఇంచుమించు అన్ని ఉపనిషత్తుల్ని ఆయన పరామర్శ చేశారు. ఇక్కడ ఉపనిషత్తులని శంకర భగవత్పాదుల వారు చెప్పలేదు, బాదరాయణ బ్రహ్మసూత్రాల్లో ప్రతి ఉపనిషద్వాక్యాన్ని పరామర్శ చేస్తున్నాడు. అందుకే ఉపనిషత్తుల యొక్క నేపథ్యం లేకపోతే బ్రహ్మసూత్రాలు అర్థం కావు. ముందు గుర్తుపెట్టుకో, ఉపనిషత్తుల నేపథ్యం ఉండాలి. ప్రతి సూత్రంకి ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి కొన్ని మంత్రములతో లింక్ ఉన్నది, అది మర్చిపోరాదు ఎక్కడా కూడా. అందుకే ప్రతి చోట ఆ ఉపనిషత్ మంత్రములన్నీ శంకర భగవత్పాదుల వారు ఆ సూత్రం దగ్గర తీసుకువచ్చి పరామర్శ చేస్తున్నారు. దీన్ని బట్టి మనం ఎన్ని ఉపనిషత్తులు చెప్పుకున్నాం. సూత్రములు అయితే 19, 20 లెక్క చూపిస్తున్నారు, కానీ శంకర భాష ఆధారంగా మనం చెప్పుకున్న ఉపనిషత్ వాక్యాలు ఎన్ని, అవి లెక్క కట్టి చెప్పండి. మొత్తం ఇప్పుడు 800 వాక్యాలు చెప్పుకుని ఉంటాం ఉపనిషత్ వాక్యాలు మనం. కాబట్టి ఎన్ని ఉపనిషత్ వాక్యముల పరామర్శ జరిగింది మనకి. కనుకనే బ్రహ్మసూత్ర హృదయాన్ని మనం ఆవిష్కరించుకున్నాం అని తెలుసుకుంటే సారవద్వస్తువే మనకు దొరుకుతున్నది. అయితే బ్రహ్మసూత్రంలో ప్రస్తుతం మనం ఏ అధ్యాయంలో ఉన్నాం? ప్రథమాధ్యాయం. ఈ ప్రథమాధ్యాయంలో మనకు చెప్తున్నది సమన్వయాధ్యాయం. దీని పేరే సమన్వయాధ్యాయము. చాలా చక్కటి మాట. మన సమన్వయ సూత్రం ఉన్నది. ఆ సమన్వయ సూత్రం దగ్గర ఉన్న అధికరణాన్ని సమన్వయాధికరణం అని చాలా విశేషం చెప్పారు శంకర భగవత్పాదుల వారు. కానీ మొట్టమొదటి అధ్యాయం పేరే సమన్వయాధ్యాయం. ఏమిటి ఇందులో సమన్వయిస్తున్నాడు అంటే ఉపనిషత్తుల తాత్పర్యము బ్రహ్మమే అనేది ఇక్కడ సమన్వయింపబడుతుంది. తాత్పర్యమే కదా సమన్వయం, దాన్ని సమన్వయిస్తున్నాడు. కనుక మనం దీన్ని బాగా తెలుసుకుంటే ఉపనిషత్తుల తాత్పర్యం తెలుసుకున్నట్టే. అయితే నిన్నటి రోజున మనం చెప్పుకున్నది ఈ ఆనందమయాధికరణానికి ఉపోద్ఘాతం, అది చాలా విషయం. అది తర్వాత రాబోయే అధ్యాయాలకు కూడా ఉపోద్ఘాతమై అది గుర్తున్నది కదా. తర్వాత ఆనందమయాధికరణలో ఏం చెప్తున్నాడు? ఆనందమయోభ్యాసాత్, అది కదా ఆ సూత్రం. దానికి అనుబంధంగా చాలా సూత్రాలు నేను మొత్తం మనం ఈ ఆనందమయాధికరణం అంతా చెప్పుకున్నాం. నేను సూక్ష్మంగా ఒక్కసారి మనం స్మరణ చేసుకుంటే ఆనందమయ అని చెప్పబడుతున్నటువంటి ఆ తైత్రీయంలో ఉన్న మంత్రంలో బ్రహ్మమును అభ్యాసముగానే అంటే ముఖ్యముగా చెప్పారే తప్ప ముఖ్యము కాదనే ఉద్దేశంతో చెప్పలేదు. ఇది దానికి అర్థం. అందుకని ఆనందమయుడు అని చెప్పాడని కాదు దాని అర్థం. ఆనందమయ అనే మంత్రములో బ్రహ్మమును ముఖ్యముగా చెప్పారు, ఇది కదా అందులో చెప్పుకున్నాం. అయితే ముఖ్యము కాదనే సందేహం ఎందుకు వచ్చింది? బ్రహ్మ పుచ్చం ప్రతిష్ట అని చెప్తూ ఆనందమయ కోశాన్ని వర్ణిస్తూ, కోశం వచ్చింది అంటే ఉపాధి ఉన్నట్టే, గుర్తుపెట్టుకోండి, ఉపాధి ఉన్నట్టే. అది నిన్న మనం చేసిన పరామర్శ గుర్తుపెట్టుకోవాలి. కోశం అంటే ఉపాధి, అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశముది, 5 ఉపాధులే. ఇది ఆనందమయ వికారం, మయం అంటే వికారం, కోశం వచ్చిందని వికారం. కానీ బ్రహ్మం వికారం కాదు, ఆనంద, ఆనందం ఆయన, కేవల ఆనందుడు. ఆ బ్రహ్మము వల్ల వికారం పొంది చైతన్యాన్ని పొందినటువంటిదే ఈ శరీరం అంతా కూడా, అది మనం గ్రహించవలసింది. అందులో ప్రధానంగా ఆనందమయ కోశం దగ్గరికి వచ్చేటప్పటికల్లా దాని తర్వాత దానికి అంతరంలో ప్రధానంగా ఉన్నటువంటి వాడు ఆ బ్రహ్మమే కనుక బ్రహ్మపుచ్చం ప్రతిష్ట అనడంలో ఆధారమై ప్రధానమై ఉన్నటువంటి వాడని అర్థమే తప్ప అది ప్రధానము కాదని ఉద్దేశంతో చెప్పలేదు అని మన నిన్న ఆనందమయాధికరణలో స్పష్టమైంది కదా. అప్పుడు స్పష్టం కాని వాళ్ళకి ఇప్పుడు మనం తిరిగి పరామర్శతో స్పష్టం చేసుకున్నాం. అయితే ఇక్కడ మనం చెప్పుకోబోయే తర్వాత అంశములకి నిన్నటి ఉపోద్ఘాతంలో ఉన్న విషయాన్ని ఒకసారి స్మరిస్తే బ్రహ్మము గురించి 2 రూపములు ఉపనిషత్తుల్లో కనబడుతున్నాయి కదా. ద్విరూపం హి బ్రహ్మ అవగమ్యతే, 2 రూపములు, ఒకటి నిరుపాధికం ఇంకోటి సోపాధికం. ఇలా రెండెందుకు చెప్పారు అంటే ఉపాస్య బ్రహ్మముగా సోపాధికాన్ని చెప్పారు, జ్ఞేయ బ్రహ్మముగా నిరుపాధికాన్ని చెప్పారు. ఇక్కడ ఉపాసన అని ఒక విషయం వచ్చిందండి. ఉపనిషత్తులు ఉపాసన ఎక్కడ తిరస్కరించలేదు. ఇంకా కర్మ విషయాలు ఎక్కువ కనబడు ఉపనిషత్తుల్లో. జ్ఞానమే చెప్తోంది ఉపనిషత్తు, అంటే జ్ఞానకాండ, అది కేవలం జ్ఞానమే చెప్తున్నది. ఎందుకంటే సాక్షాత్ మోక్షం మాత్రం జ్ఞానం వల్లనే లభిస్తుంది, సాక్షాత్ మోక్షం. అంతేగాని మనం భావించేటువంటి ఇతర లోకముల్లో దొరికే మోక్షాలు ఇవి ప్రత్యక్ష మోక్షాలు కావు, అవునా లేదా? అది ఉన్నాయి అనేటువంటి భావనతో మనం చేయాల్సిందే భావనతో. అవి లేవని మాత్రం నేను చెప్పట్లేదు, ఉన్నాయని భావించాలి. నేను ఉన్నాయా లేవా అని రుజువు చేయాలంటే ప్రత్యక్ష, ఇప్పటికీ మన ఈ చక్షువులు కదా ప్రత్యక్ష విషయం కాదు అది కనుక. కానీ ఉపనిషత్తు చెప్తున్నటువంటి జ్ఞానపరమైనటువంటి నిర్గుణ మోక్షం మాత్రం సాధన చేస్తే వాడికి ఇక్కడే లభిస్తోంది, ప్రత్యక్షం అవుతుందని చక్కగా చెప్తుంది. కానీ ప్రత్యక్ష మోక్షం అయితే అది పొందగలమా లేదా అనేది పక్కన పెట్టండి. కానీ పొందిన జీవన్ముక్తుడు ఇక్కడే ముక్తిని పొందుతున్నాడు కదా, జీవన్ముక్తుడు అవస్థ ఎలా ఉంటుందో చెప్తున్నాడు. కనుక జ్ఞానము, ఆ జ్ఞానము ద్వారా పొందేటువంటి మోక్షం ఏదైతే ఉన్నదో అది సాక్షాత్. అది కనుక ఉపాస్య బ్రహ్మముని రెండింటిని చెప్తున్నది. అంటే ఉపనిషత్తు ఉపాసనను కూడా అంగీకరించింది. ఉపాసన ఏ స్థితిలో అంగీకరించిందంటే అవిద్యావస్థాయాం బ్రహ్మణ ఉపాస్యోపాసకత్వాద లక్షణ సర్వో వ్యవహార. అవిద్యావస్థలో, అవిద్యావస్థ అంటే మనం చెప్పుకున్నాం, ఇంకా ఈ ప్రపంచము అంటే జగత్తు, ఈ శరీరము, ఇదంతా కూడాను మన అధ్యాసగా ఉన్న స్థితిలో ఇది అవిద్య అంటే ఇది మనందరం ఉన్న స్థితి అదే కదా. ఆ స్థితిలో ఉపాసన చేస్తారు, ఎవరిని ఉపాసిస్తారు అది ఇక్కడ చెప్పడం. ఎవరిని ఉపాసించడం కదా, ఆ బ్రహ్మమునే ఉపాసిస్తున్నాం మనం. ఎలాగూ సోపాధికంగా, సోపాధికం అంటే నామరూప విశేషముగా ఉపాసిస్తున్నాం. ఆ ఉపాసన ఎందుకు చేస్తారు, ఇది చక్కటి అది. నిన్న మనం ఇది చెప్పాం కానీ ఉపాసన ప్రయోజనాలు. తత్ర కానిచిత్ బ్రహ్మణ ఉపాసనా ఉపాసనాని అభ్యుదయార్థాన్ని, కొంతమంది అభ్యుదయం కోసమే ఉపాసన చేస్తారు, గుర్తుపెట్టుకోండి ఎవరెవరికి ఎలా చేస్తారు. కానిచిత్ కానిచిత్ క్రమముక్త్యర్థాన్ని, కానిచిత్ కర్మ సముజ్యర్థాన్ని, మూడింటి కోసం ఉపాసన చేస్తారట. ఎవరిని, మళ్ళీ చెప్తాను ఎవరిని, నేను మాటకి ఎందుకు అంటున్నా అంటే అది మళ్ళీ బ్రహ్మం కాదు అనుకోవద్దు, అది సోపాధిక బ్రహ్మం, అది బ్రహ్మమే కానీ సోపాధికం. సోపాధికము అంటే గుణ విశేషోపాధి భేదేనా, రకరకాల గుణములుగా, రకరకాల విశేషములుగా, రకరకాల ఉపాధులుగా బ్రహ్మను భావిస్తాం. నేను ఉపాసన వచ్చేటప్పటికి మళ్ళీ అనేకత్వం వచ్చేసింది, జ్ఞానం దగ్గర మాత్రం ఏకత్వం కనబడుతుంది, ఉపాసన వచ్చేటప్పటికి అనేకత్వం కనబడుతుంది, అవునా లేదా. ఎందుకంటే ఉపాధిని విశేషం చేసుకుని చేస్తున్నాం కనుక అనేకత్వం వచ్చింది. జ్ఞానం దగ్గర అది సర్వవ్యాపకము, ఏకము, నిత్యశుద్ధ బుద్ధము, అక్కడ అన్నీ అనేది లేదు కదా, ఏకము ఉంది. ఏది, జ్ఞానం దగ్గర. జ్ఞానం దగ్గర మాత్రం నిర్గుణ బ్రహ్మము దగ్గర ఉపాసన శబ్దం వాడరాదు, ఇది గుర్తుపెట్టుకోండి. చాలామంది సాధారణంగా నిర్గుణ బ్రహ్మోపాసన అంటే, నిర్గుణ బ్రహ్మానికి ఉపాసన ఏమిటి, సగుణ బ్రహ్మునికి ఉపాసన, అవునా లేదా. నిర్గుణ బ్రహ్మము జ్ఞేయమే, ఉపాస్యము కాదు అది. ఇక్కడ శబ్దములు ఎక్కడ ఏం వాడాలో తెలియండి. నిర్గుణ బ్రహ్మము జ్ఞేయం, అది కేవలం జ్ఞానం మాత్ర విషయం. ఇక్కడ తెలుసుకోవాలి ఉపాసనకి, జ్ఞానానికి, కర్మకి భేదం ఏమిటి. కర్మలో బాహ్యమైన శరీరక్రియ ఎక్కువ ఉంటుంది. మరి యజ్ఞాదులు చేసినా, పూజలు చేసినా వీటికి శరీరక్రియ ఉంటుంది, ఇంకేముండదు. ఉపాసనలో భావానికి ప్రాధాన్యం ఉంటుంది, భావన అంతే కదా. ఇప్పుడు ఆదిత్య మండలంలో భగవంతుణ్ణి ధ్యానించాలి, ధ్యానించాలి అంటే భావించాలి లేదా. ఇక్కడ కర్మ కంటే భావనే, భావనకి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది ఉపాసనలో. ఇక్కడ జ్ఞానం దగ్గరగా భావం లేదు, జ్ఞానమే అక్కడ. జ్ఞానం అంటే తెలుసుకోవడం, సర్వవ్యాపకమైన దాన్ని తెలుసుకోవడం. అక్కడ మరి దాన్ని భావించడమే కదండి అని మీరు అనొచ్చు. నిర్గుణ బ్రహ్మమును భావించడం లేదు. నిర్గుణ బ్రహ్మం ఎలా దొరుకుతాడంటే అది కానిది పరిహరించేస్తే అదే మిగులుతుంది, అది నిర్గుణ బ్రహ్మంలో చూడండి. అదే రహస్యం జ్ఞాన మార్గంలో. ఏదైతే ఆత్మకు వ్యతిరిక్తమో, అనాత్మ విషయంలో, అనాత్మ విషయాలు పరిహరిస్తూ పరిహరిస్తూ పోతే ఏది మిగులుతుందో అదే నువ్వు అని తెలిసిపోతుంది. ఇక్కడ తెలిసిపోయినప్పుడు భావించడమే ఉన్నది. ఇక్కడ మైకుందని నేను భావిస్తానా, అది కంటికి దృగ్విషయం. అలాగే సర్వులయందు నేను నేను అని స్ఫురిస్తున్న ఏకమైన బ్రహ్మమే అది. అదే అది ఇప్పుడు నేను చెప్పిన కనుక తెలిసిపోయిందా, దానికి బోలుడు అంత ఉన్నదండి. అది జ్ఞానపరమైన ఒక సాధన ఉంది, జ్ఞానపరమైన అన్న దాని సాధన అన్నాం కదా. మళ్ళీ ఉపాసాలకు మంత్రం ఒకటి, ఉపదేశం తీసుకుని మాలలు తిప్పుతూ పూజలు చేస్తూ అలాంటిది కాదు ఇది. మళ్ళీ జ్ఞానపరమైన సాధన అది శ్రవణమన్ నిధిధ్యాసనలతో నిరంతరం అది అసన్నిరసనేనా అని చెప్తుంది. అసన్నిరసనేనా, అసన్నిరసన ఏంటంటే సత్పదార్థమైన ఆత్మ కానిది ఏదో దాన్ని నిరసిస్తూ పోతే అది పెద్ద ఉపాసన అండి. ఎందుకంటే సాధన అని ఒక అధ్యాయం ఉంది సాధనాధ్యాయంలో, అక్కడ చెప్తాం వివరంగా ఎప్పుడో భగవంతుడు అనుకూలించినప్పుడు. కానీ దాని సారభూతమైన అంశం ఒక్క మాటలో చెప్పాలంటే అసన్నిరసనమే జ్ఞానంలో సాధన. ప్రతిదీ కూడాను ఇదం ప్రత్యయం ఏదైతే ఉందో, యుష్పత్ ప్రత్యయం, దాన్ని నిరసిస్తూ నిరసిస్తూ పోతూ ఉంటే చెట్టు చివరికి ఏది మిగులుతుందో, అన్నిటినీ దేనితో తెలుసుకుంటున్నావో అదే నువ్వని తెలుసుకో, ఇదే కదా సాధన. అన్నిటినీ దేనితో తెలుసుకుంటున్నావో తెలుసుకోవడం మొదలు పెట్టాలండి ఇక్కడ, అంతే కదా. కనుక నాది నాది నాది అని చెప్పేదంతా తీసేస్తే నేనని మిగులుతుంది, అది పట్టుకోగలగాలి. ఆ నాది నాది అనేది శరీరం పరిగణించిన దగ్గర ఈ మాటలు ఇంచుమించు అందరం వింటూ ఉంటాం ఆధ్యాత్మిక రంగంలో, అవునా లేదా. నా కన్ను నా ముక్కు నా చెవంటాం కానీ నేను ముక్కు నేను కన్నవం అనను అనం, ఈ మాటలు చాలామంది అంటూ ఉంటారు. ఇవి అనడానికి అనుకోవడానికి బాగుంటాయి, కానీ గట్టిగా అనుకోవడం లేదు అది వచ్చింది బాధ. ఈ సాధన ఒక క్రమ పద్ధతిలో పద్ధతిగా చేస్తే అది దానికి. ఉపాసనా విషయంలో భావనకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది, భావనకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది కనుకనే మన సాలగ్రామో శ్రీచక్రమో లింగమో పెట్టుకున్నా విగ్రహమో పెట్టుకున్నా దానిని భావన ప్రసరిస్తాం. అయితే భావన సత్యమా అసత్యమీ చర్చ మళ్ళీ చేయొద్దు. నాస్తికుడైతే ఇంకోలా అంటాడు, జ్ఞానైతే ఇంకోలా అంటాడు. కనుక ఒక్కొక్కప్పుడు జ్ఞానిలా అన్నాడని మనం చెప్పుకుంటే అది నాస్తికుడు మాటలా వినబడుతుంది. ఇది చూడండి, నాస్తికుడు అంటాడు ఏమని, ఈ లోకం లేదు, పై లోకం లేదు, ఏ లోకం లేదు అని అంటాడు వాడు. జ్ఞానేమంటాడు, ఈ లోక సుఖములన్నీ కూడా అనిత్యములే, అసలు ఏం తెలుసుకో అంటాడు. ఇద్దరు కలిసి చేసింది ఏంటంటే పరలోకం ఒకటి లేదు, ఇది లేదని ఇద్దరు తేల్చారు. కానీ నాస్తికుడికి జ్ఞానికి కించిత్ భేదం ఉంది. నాస్తికుడు పరలోకం లేదని అడగని ఈ లోకం ఒప్పుకున్నాడు, జ్ఞాని ఈ లోకం కూడా ఒప్పుకోడు. ఈ లోకం పైలోకం అన్ని మిచ్చేపో అంటాడు ఆయన. అది ఇద్దరికి అది తేడా, అది మనకు అర్థం కావాలంటే చాలా కష్టం. కనుకనే అవిద్య ఉన్నంతసేపు ఉపాసన చాలా శ్రేష్టమే. అందుకే అవిద్యావస్థలో ఉపాసన చెప్తున్నారు. ఆ ఉపాసనలో కొందరు ఉపాసన ఎందుకు చేస్తారంటే అభ్యుదయ అర్థాని, అభ్యుదయం కోసం కొందరు చేస్తారు ఉపాసన. అభ్యుదయం అంటే చెప్పాను నేను, ఇహలోకంలో మనం పొంది ఇహలోక పరలోక సుఖములకు అభ్యుదయములు అంటారు. కొందరు క్రమముక్తి అర్థాని, కొందరు క్రమముక్తి కోసం ఉపాసన చేస్తారు. ఇది చాలా గొప్ప విషయం అండి. ఇది ఉపాసనలు ఉత్కృష్ట ఉపాసన, క్రమముక్తి ఉపాసన. ఇలాంటి వారికి లోకాలు ఇత్యాదులన్నీ ఉంటాయి, వైకుంఠమో కైలాసమో మణిద్వీపమో స్వర్గమో అనే వారందరూ క్రమముక్తి. ఇది సామాన్యమైన విషయం కాదు. అలా ఉపాసన చేయగలిగితే దానిలో చాలా అద్భుతమైన ప్రక్రియలు ఉన్నాయి. ప్రస్తుతం మనది ఉపాసనాంశం కనుక కాదు కనుక దాన్ని చెప్పట్లేదు. కానీ క్రమముక్తి కోసం కొందరు చేస్తారు. కొందరు కర్మ సమృద్ధి అర్థాని, కర్మ సమృద్ధికి అంటే వారు చేస్తున్న కర్మలు ఇవన్నీ సమృద్ధి పొందడం కోసం కొంతమంది చేస్తుంటారు. వారు అనుకున్న కార్యములు కానీ కర్మలు కానీ మరింత పుష్టిగా సమృద్ధిగా చేయడానికై కొంతమంది ఉపాసన చేస్తారు. కానీ ఉపాసన ప్రయోజనాలు మూడు రకాలు, అభ్యుదయార్థాని, క్రమముక్తి అర్థాని, కర్మ సమృద్ధి అర్థాని, మూడు రకములుగా ఉంటూ ఉంటాయి. అయితే ఇవన్నీ కూడాను ఉపనిషత్తు అంగీకరిస్తుంది. ఉపనిషత్తు ఏంటి, భగవద్గీత కూడా అంగీకరిస్తున్నది. భగవాన్ని ఈ విధముగా సోపాధికముగా ఆరాధించిన వారు ఏ ఏ భావనతో ఆరాధిస్తారో ఆయా విధములుగా పొందుతారు అని చెప్పారని ఉపోద్ఘాతం చెప్పారు కదా. ఆ జాగ్రత్త గుర్తు పెట్టుకుంటే తర్వాత చెప్పబోయేటువంటి సూత్రములకు పనికొస్తుందని దాన్ని మనం పరామర్శ చేసుకున్నాం ఇప్పుడు ఉపోద్ఘాతం. ఇప్పుడు తర్వాత సూత్రములకు ప్రవేశిస్తున్నాం. ఇక్కడ నుంచి రెండు సూత్రములు కలిపి ఒక అధికరణం కింద పెట్టారు. దీని అంతరధికరణం అని అంటారు. అంతరధికరణం, అంతః అంటే లోపల. దీనికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే ఇక్కడ చెప్పుకోబోతున్న సూత్రం 20వ సూత్రం అంతః అనే శబ్దంతో మొదలవుతుంది. అంతస్తద్ధర్మోపదేశాత్ అనేటువంటిది అనే సూత్రంతో మొదలవుతుంది. కనుక ఈ రెండు సూత్రాలకి అంతరధికరణం అని పేరు పెట్టారు. ఇందులో ఈ సూత్రము అంతః అంటే లోపల ఉన్నట్టు చెప్పింది మంత్రము ఉపనిషత్తు. అందుకే చెప్పిన ఉపనిషద్వాక్యాలతో సంబంధం తెలియకపోతే ఒక్క సూత్రం కూడా అర్థం కాదండి. అందుకే ప్రతిదానికి ఉపనిషద్వాక్యం చెప్తున్నాను. మీరు ఉపనిషద్వాక్యంగానే కట్ చేసుకుంటే ఈ సూత్రాలు అర్థరహితాలి. అందుకే ఏ ఉపనిషత్తు విషయము తెలియకుండా బ్రహ్మసూత్రాలు పట్టుకుంటే మాత్రం చాలా ప్రమాదకారే. ఏం అర్థం కాదు, అంతే ప్రమాదకారి అంటే ఏం లేదు. అర్థం కాకపోతే ఇంకే ప్రమాదం లేదు, ఒకదాని కూడా అర్థమైతేనే ప్రమాదం. సరే మొత్తానికి ఇప్పుడు ఏమిటంటే ఈ అంతః తద్ధర్మోపదేశాత్ అనే ఎందుకు, చాలా చక్కటి మాట. అంతః అనే మాట ఎందుకు వచ్చాడు అంటే ఎక్కడుందో జాగ్రత్తగా చూడాలి. అంతః అంటే ఉపనిషత్తుల్లోనే మనకి ఛాందోగ్యంలోకి ఇక్కడ ప్రవేశిస్తున్నారు. ఛాందోగ్యంలో అంతరాదిత్య ఉపాసన అని కూడా చెప్పారండి. ఉపనిషత్తుల్లో ఉపాసన విద్యల పేర్లతో చెప్పబడుతుంది. అక్ష విద్య, ఈ అంతరాదిత్య విద్య, మధు విద్య, ఇలాంటి చాలా చక్కటి శబ్దాలు ఉంటాయి. ఉపనిషత్ విద్యలన్నీ చాలా చిత్రం. ఉపనిషత్తుల్లో ఉపాసనా విద్యలు వేరు, మనం ప్రస్తుతం ప్రపంచంలో చూస్తున్న తాంత్రికమైన ఉపాసనా విద్యలు వేరు. అయితే వీటికి ప్రయోజన రహితం అని మేము అనట్లేదు. దాన్ని దీన్ని సమన్వయించి చూపించినటువంటి మహాత్ములు కూడా ఉన్నారు, అది వేరే అంశం. ఎందుకంటే మనం అనుకునే శ్రీ విద్యలో ఎంతవరకు ఉపనిషత్తత్వం ఉందో లలితా శాస్త్రం మధ్య మధ్యలో వస్తున్న వాక్యాల ద్వారానే తెలుస్తున్నది. అవునా లేదా? సర్వోపనిషద్ ఉద్ఘుష్ట ఆవిడ మళ్ళీ ఇలా అన్వయించుకుంటే చాలా ఉంటాయి. మొత్తానికి ఇక్కడ ఉపాసనల విషయంలో విద్యలు అని అంటారు వీటిని. ఈ విద్యలు మనకి ఉపనిషత్తుల్లో చాలా కనబడుతున్నాయి. అందులో ఇప్పుడు ఈ అంతరాదిత్య విద్య ఉన్నదే, అది ఛాందోగ్యంలో చాలా ప్రధానంగా చెప్పారు. ఇది ఎందుకు చెప్తున్నట్టు, ఇదైనా మనం చేసుకోగలిగితే గొప్పదే. అథ యేషోంతరాదిత్యే హిరణ్మయ పురుషో దృశ్యతే హిరణ్యశ్మశ్రు హిరణ్యకేశ ఆప్రణఖాత్ సర్వయే వసువర్ణః ఇది మంత్రం అండి అక్కడ. తస్య యథా కప్యాశం పుండరీకమేవ మక్షిణి తస్యోదితి నామ సయేష సర్వేభ్య పాప్మభ్య ఉదిత ఉదేతి హవై సర్వేభ్య పాప్మభ్యో యయేవం వేద. ఇది మంత్రం. దీని అర్థం ఏంటంటే ఆదిత్య మండలం లోపల ఒక హిరణ్మయ పురుషుడు కనబడుతున్నాడు. మీరు ఇంతవరకు విన్న సూత్రాలు కడితే మరీ రమ్యంగా ఉంటుంది, ఎందుకంటే ఆదిత్య మండలం కంటికి కనబడుతుంది. దానిలో హిరణ్య పురుషుడిని భావించండి అంటే ఇది కూడా సులభమే అనిపిస్తారు. కంటికి కనబడుతున్నది శారీరకం, భావించడం అనేది మానసికం. ఈ రెండు మనకు ఉన్నాయి కదా, శరీరం మనస్సు, కనుక ఈ రెండింటిని దాటిన దాన్ని పట్టుకోవడం కష్టం, కానీ ఈ రెండింటితో దేన్నైనా పట్టుకోవడానికి సులభం కనుక సులభంలా అనిపిస్తుంది. అయితే ఇక్కడ ఉపాసన విషయం చెప్తున్నారు. ఈ ఉపాసనలో మనకి ఆదిత్యుని యందు మండలమునందు హిరణ్మయ పురుషుడు ఉన్నాడు. హిరణ్మయ పురుషుడు బంగారు పురుషుడండి. ఆ పురుషుడు ఎలా ఉన్నాడు? హిరణ్యశ్మశ్రుహు హిరణ్యకేశ, అతను బంగారు మీసాలు, బంగారు గడ్డాలు, బంగారు జుట్టుతో ఉన్నట్టండి. గోల్డెన్, మొత్తం గోల్డెన్. బంగారు తండ్రి అంటుంటాం కదా, అలాంటి వాడు అనమాట, మొత్తం బంగారమే. ఆ ప్రణఖాత్ సర్వయేవ సువర్ణ, అది వర్ణించి చూపిస్తున్నారు. అంటే గోటి చివరి వరకు అంతా బంగారమే అన్నాడు. తల దగ్గర వర్ణించారు కదా బంగారు జుట్టు అని, బంగారు జుట్టు మొదలుకొని కాలి చివరి గోటు వరకు అంతా బంగారమేంటి, ఆయన మొత్తం బంగారమయమైనటువంటి పురుషుడున్నాడు. అతను ఎటువంటి వాడు? చాలా వర్ణించారు ఇక్కడ. ఆయన నేత్రములు చాలా లేతగా ఎర్రగా పద్మములు వలె ఉన్నాయి. ఈ కప్యాసం అనే దానికి చాలా పెద్ద గొడవలు ఉన్నాయండి. మనకి ఎందుకు చక్క విశాలమైనటువంటి పుండరీకమేవ మక్షిణి అనే మాట, ఇది పుండరీకాక్ష అనే మాట ఇక్కడ వచ్చింది. విశాలమైన నేత్రములతో అతనున్నాడు. ఆయనని ఆరాధించడం గొప్ప విషయం. ఎందుకంటే ఆయన తస్య ఉదితి నామ అని, ఉదితి అని పేరున్నది. ఉదితి అంటే పైకొచ్చినవాడు, పైకొచ్చినవాడు. ఉదాహరణ కమలం చూడండి, బురదలో ఉంచి పైకి వస్తుంది దానికి, దానికి ఏ బురద లేదు. అదేవిధంగా ఈయన ఉదితి అంటే అన్నిటి పైన ఉన్నవాడు. దేని నుంచి? సయేష సర్వేభ్య పాప్మభ్య ఉదిత ఉదేతిహ. మనకు డౌట్ లేకుండా ఏదో పైకి ఉన్నవాడు అంటే ఆకాశం మీద ఉన్నవాడు అని కాకుండా, ఏ దోషములు లేకుండా అన్ని దోషాలు పైన ఉన్నవాడు ఆయన. అంటే ఆయన ఏ పాపము లేనటువంటి వాడు, ఏ దోషములు లేనటువంటి వాడు. అటువంటి వారిని ఎవరు తెలుసుకుంటున్నాడో, ఏవం వేద, ఆయన ఎవరు తెలుసుకుంటున్నాడో వాడు అన్ని పాపముల నుంచి వాడు దూరం అయిపోతున్నాడు. ఎంత చక్క, ఎందుకంటే ఆయనకి ఆ స్వభావం ఉంది కనుక. నిర్మలమై దోషరహితమైనటువంటి స్వభావం కలిగిన హిరణ్మయ పురుషుని ఆదిత్య మండలంలో ఎవరు ఆరాధన చేస్తూ ఉన్నారో వారు అన్ని పాపాల నుంచి దూరం అయిపోతున్నారు. అది కాదు, అది ఒక్కడి చాలండి, పాపం ఒక్కడి పోతే అన్ని పోతాయి. ఇదేదో సులభంగా ఉంది. పాపం అంటే ఇక్కడ దోషం అని అర్థం. సర్వదోషాలు పోతే శుద్ధుడే కదండి. ఆ శుద్ధత్వం కావాలి అంటే పాప ఫలితంగానే దుఃఖం వస్తుంది కనుక, పాపాలు పోతే దుఃఖం పోతుంది. కానీ పాపం పోవడానికి మంచి మార్గం దొరికిందా లేదా? దాన్ని బట్టి దుఃఖాలు పోయే మార్గం దొరికిందా లేదా? కనుక పాప ఫలితమైన దుఃఖం పోవాలంటే పాపం పోవాలి, పాపం పోవాలంటే పాపాలు లేని వాడిని పట్టుకోవాలి, పాపాలు లేని వాడిని అక్కడ ధ్యానించు అని ఎవరు చెప్తున్నారు? ఉపనిషత్తు చెప్తాను. అయితే ఇలా మీ ఉపనిషత్తులో అంతరాదిత్యే అనేటువంటి వాక్యాల్లో చెప్పినవాడు ఈశ్వరుడా జీవుడా? ఇది ప్రశ్న. ఈశ్వరుడు అంటే మన బ్రహ్మము, ఇది కదా చర్చ చేయాలి మనం. నేను ఈశ్వరుడు అన్నప్పుడు మీరేం చెప్తున్నారు? ఆయన కన్ను లేదు అన్నీ చూస్తాడు, చెవులు లేవు అన్నీ వింటాడు, ఆయన చేతులు లేవు అన్నీ పట్టుకుంటాడు, కాళ్ళు లేవు ఎటైనా వెళ్ళగలడని మంత్రం ముందే చెప్పాం కదా. దాన్ని బట్టి నిరాకారమైన నిర్గుణమైన సర్వవ్యాపకమైన వాడే బ్రహ్మము అని ప్రతిపాదించండి. మీరు ఇప్పుడు అక్కడ కూర్చుని వాడిని ఉపాసించుని అన్నారే, ఏది ఆదిత్య మండలం? మళ్ళీ బాడీ ఇచ్చారు, శరీరం చూపించారు, బంగారు రంగు బంగారు శరీరం అని. అటువంటిప్పుడు అతడు ఆదిత్య మండలాభిమాని అయిన జీవుణ్ణి మీరు ఆరాధించమంటున్నారా లేకపోతే బ్రహ్మమును ఆరాధించమంటున్నారా చెప్పండి ఇక్కడ. ఎందుకంటే ఉపనిషత్తులు తాత్పర్యమంతా బ్రహ్మమును ప్రతిపాదించడానికే అంటున్నారు గనక, మీ ఉపనిషత్తుల్లోనే దాన్ని ఆరాధించమని చెప్పినప్పుడు ఆ పురుషుడు జీవుడా బ్రహ్మమా? బాగుందా లేదా ప్రశ్న చేయండి ఇక్కడ. ఇది ఎక్కడో మళ్ళీ పురాణం నుంచి తీయలేదు కదా ఉపనిషత్తులు, ఎందుకంటే సబ్జెక్ట్ ఉపనిషత్తులు కనుక. ఉపనిషత్తులు బ్రహ్మమునే ప్రతిపాదిస్తాయన్న మాట ప్రతిపాదించడానికి నడుం గట్టు కూర్చున్నాడు బాదరాయణుడు. మహానుభావ, మీ ఉపనిషత్తులు అని చెప్తున్నాను, దీన్ని ఏమంటావు? అందుకే అంతః తద్ధర్మోపదేశాత్, ఇది సూత్రం కదా. ఈయనేమంటున్న అంతః, ఆ లోపల ఉన్నవాడు పరమాత్మయే. ఎలా చెప్పగలవు జీవుడు కాడా? కాడు. ఎందుకు ఎందుకు అలా గాఢంగా చెప్పగలుగుతున్నావు అంటే తద్ధర్మ ఉపదేశాత్, తత్ ధర్మ తత్ అంటే ఆ పరమేశ్వరుని యొక్క ధర్మములే అక్కడ చెప్పబడినవి గానా అన్నాడు. ఇక్కడ దీన్ని బట్టి తెలుసుకుంటే ఆ పరమేశ్వరుని యొక్క లక్షణములు అందులో చెప్పబడుతున్నాయి గనకనే ఆయన్ని ఆరాధించడము పరమేశ్వర ఆరాధనయే ఇది చెప్పాడండి ఇక్కడ. దీన్ని బట్టి మనకి ఎంత చక్కటి ఆస్కారం దొరికింది అంటే బ్రహ్మభావనతో చూడడం అనేటువంటిది ఇక్కడ చెప్తున్నాడు. బ్రహ్మభావన ఏమిటి, అక్కడ బ్రహ్మ లక్షణం ఉంది. అందుకే ఉపనిషత్తు దీనిలో చెప్పింది కూడా బ్రహ్మం అనే తాత్పర్యంతోనే ప్రతిపాదిస్తున్నది. ఎంత చక్కటి సమన్వయమో చూడండి. అయితే ఇక్కడ జాగ్రత్తగా పట్టుకోగలగాలి. ఎలాగ ఇది బ్రహ్మం అని చెప్తామని శరీరం ఉంది కదా, వీటన్నిటికీ జాగ్రత్తగా చెప్పుకుంటూ రావాలి కదా, వివరిస్తున్నారు. అయితే ఇక్కడ ఈ అంతః అనే మాట ఎందుకు వాడాడంటే మళ్ళీ తర్వాత మరొక అంతః అని మరో మంత్రం దాని తర్వాత వచ్చి కూర్చుంటుందండి. అంతరాదిత్యే అన్నాం కదా, ఇక్కడ చూడండి. అథ యేష అంతరక్షిణి పురుషో దృశ్యతే, మళ్ళీ అంతరక్షిణి, అది అంతరాదిత్యే, ఇది అంతరక్షిణి. అంతరక్షిణి అంటే నీ కంటి లోపల అని అర్థం అనమాట. నీ కన్ను లోపల ఆ పురుషుడు ఉన్నాడు, వాడిని ఆరాధించు అని మళ్ళీ చెప్తున్నారు ఇక్కడ. అంటే ఈ కంటి లోపల చూడబడుతున్న పురుషుడు, వీణ్ అక్షి పురుషుడు అంటారు. ఆయన హిరణ్మయ పురుషుడు, ఈయన అక్షి పురుషుడు. కనుకనే అక్కడెవడున్నాడో వాడు ఇక్కడే ఉన్నాడని ఎవడు ఉపాసన చేస్తూ ఉన్నాడో, చక్కటి మాట చూడండి, వాడు కూడా పాపముల నుంచి బయటపడిపోతున్నాడు అని. సరే ఇక్కడ ఉన్నవాడు అక్కడ ఉన్నవాడు ఇద్దరు వచ్చేసారు, వీడు కూడా ఎవడు, వీడు బ్రహ్మమేనా వాడు బ్రహ్మమేనా, ఇది కదా వాళ్ళు వేస్తున్న ప్రశ్న. దానికి సమాధానం, పైగా రూపం ఉంది అని చెప్తున్నారు. తస్యై తస్య తదేవ రూపం యదముష్య రూపం అనేటువంటి మాట కూడా అక్కడ కనబడుతున్నది. ఇందులో మనకి ఆ భగవంతుడు రూపసహితుడుగానే వర్ణన ఉన్నది కదా, అటువంటప్పుడు రూపరహితులైన వాడు మీరు ఎలా చెప్పగలిగారు. దీనికి సమాధానం చెప్తున్నారు. పైగా ఇక్కడ ఒక హద్దు కూడా కనబడుతుంది ఐశ్వర్యానికి. పోని సంపూర్ణ ఐశ్వర్యము పరమాత్మది అని చెప్పేటప్పుడు ఇక్కడ దేవతల భోగాల్లో కూడా హద్దు ఉంది అని మీరు చూపిస్తున్నారు. పరమాత్మ యొక్క ఐశ్వర్యం నిరవధికం, హద్దు లేదు. ఇక్కడ వీటిలో హద్దు కనబడుతున్నది. అటువంటప్పుడు హద్దు కలిగిన వాటిలో హద్దు లేని దాన్ని నేను చూపిస్తారు. ఎందుకంటే యయేష ఏ చాముష్మాత్ పరాంచ అవలోకాస్తేచాం తేషాం చేష్టే దేవ కామానాంచ. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఎవడైతే ఉన్నాడు హిరణ్మయ పురుషుడుగా, వాడు దానికి పైన ఉన్న లోకాలకి, దాని కింద ఉన్న లోకాలకి ఉన్న భోగాలకు అతను అధికారం కలవాడు అన్నారు. ఇక్కడ దాని పైన ఉన్న లోకాలకి, క్రింద ఉన్న లోకాలకి, భోగాలకు అధికారం కలవాడు అని చెప్పినాడు. ఆయన పైన క్రింద అధికారములు అనగానే హద్దులు కనబడుతూ ఉన్నాయి కదా, కానీ హద్దులు ఉన్నాయి, పురుషుడు ఉన్నాడు, ఇవన్నీ పెట్టుకుని ఇది బ్రహ్మము అని ఎలా అంటారు అనే దానికి ఇక్కడ చక్కటి అన్వయం చూపిస్తున్నారు. నేను ఇందులో చెప్పబడుతున్నటువంటి విషయంలో బ్రహ్మ లక్షణములు ఏమిటి అది దాన్ని బట్టి మనం దీన్ని సమన్వయించుకోవాలి. ఎందుకంటే అదే క్రమంలో బృహదారణ్యక ఉపనిషత్తులో ఉన్న మంత్రం ఏష సర్వేశ్వర ఏష భూతాధిపతి ఏష భూతపాల ఏష సేతుర్విధారణ ఏషా లోకానామ సంభేదాయ. ఇది బృహదారణ్యకంలో పరమేశ్వరు లక్షణాలు చెప్తున్నారు. అతడు సర్వేశ్వరుడు, అతడు భూతాలకు అధిపతి, అతడు భూతపాలకుడు, అంతేకాదు అతడు సేతువు వంటి వాడు. సేతువు వంటి వాడు అంటే ఒకదాని కూడా బ్రిడ్జ్ వంటి వాడు, అఖండం అని చెప్పడం అనమాట. అది మొత్తం కూడా ఆయనకి ఒక దగ్గర హద్దు అనేది లేదనేది కూడా దీన్ని బట్టి చెప్తూ ఉన్నది కదా. అటువంటి పరమేశ్వరుడికి ఇటువంటి దానికి సమన్వయాన్ని ఇప్పుడు చూపిస్తున్నారు ఈ సూత్రమునందు. అంతస్తద్ధర్మోపదేశ ఎలాగో చూడండి. ఎందుకంటే తస్య ఉదితి నామ అక్కడ పట్టుకోవాలి. అక్కడ సూత్రంలోనే చెప్తున్నారు ఆయన, ఇంకెక్కడికో మరో ఉపనిషత్తులకు పరిగెత్తలేదు. మరి బృహదారణ్యకు ఎందుకు చెప్పారంటే ఈశ్వర లక్షణాలు మనకు చెప్పడం కోసం అది తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ మంత్రం రెండు దగ్గర దగ్గర పెట్టుకున్నాం. ఈ మంత్రంలో ఈశ్వర లక్షణాలు ఎక్కడున్నాయో చూపిస్తున్నాడు. తస్య ఉదితి నామ, ఆయన ఉదితి. ఉదితి అంటే ఏం చెప్పుకున్నాం, పాపములన్నిటికి పైన ఉన్నవాడు, ఏ పాపములు లేనటువంటి వాడు అని స్పష్టంగా చెప్పబడుతూ ఉన్నది కదా. అది ఎవరి ధర్మం, పరమాత్మదే. ఆయనకి ఏ దోషములు లేనటువంటి వాడు. అందుకే పగి ఎన్నామ తన్నామ, ఆదిత్య పురుషునికి ఏ పేరో అదే వీని పేరు అని అక్షపురుషుడి గురించి చెప్పేటప్పుడు ఆ బ్రహ్మమునకు దీనికి సమన్వయం అక్కడ సాధిస్తున్నాడు. ఇది చెప్పడమే కాకుండా వెంటనే సయేష సర్వేభ్య పాపమభ్య ఉదితః అని మరో మాట ఉన్నది. అంటే అన్ని పాపముల నుంచి ఎవడైతే పైన ఉన్నాడో అంటకుండా అతడు సర్వేశ్వరుడు అనే భావం మనకి శాస్త్రం అని చెప్పనుంది. అదే ఛాందోగ్యంలో య ఆత్మ అపహత పాప్మా, ఆత్మ అనేటువంటిది ఏ దోషము లేనిది అని కదా మనకు చెప్తున్నారు. ఆత్మ అనేది ఏ దోషము లేనిది, అవునా లేదా, నిరుపాధికమైన ఆత్మకి ఏ దోషము లేదు. కానీ ఏ దోషము లేని ఆత్మ, ఏ దోషము లేనటువంటి హిరణ్మయ పురుషుడు, ఈశ్వర లక్షణం చూపిస్తున్నారు. జాగ్రత్తగా చూడండి వీటి వల్ల. అలాగే శైవర్తత్సామ ఉదుక్తదుక్తం తద్యజుస్తద్బ్రహ్మ. ఈ చాక్షుష పురుషునికి, హిరణ్మయ పురుషుని గురించి చెప్తున్నటువంటి మాటలో ఉన్నటువంటిది, అతడు ఋక్ సామ ఉక్తం అంటే యజ్ఞములయందు చెప్పబడేటటువంటి సమస్త వేదస్వరూపుడు అతడు, అతడే బ్రహ్మము అనే మాట మనకి ఆ మంత్రముల వరుసలో కనబడుతున్నది. పైగా తస్యర్కచ సామచ గేష్ణౌ, దానికి రుక్సామలు గేష్ణాలు, ఇవన్నీ కూడా వేదిక టెర్మినాలజీ అండి. రుక్సామలు రుక్కులు సామములు ఆ ఆదిత్యునికి గేష్ణములు అన్నారు. గేష్ణములు అంటే సామగానం చేసేటప్పుడు పర్వ అని వస్తుంటే, పర్వ అంటే ఒక పార్ట్. ఆ సామగానం చేసేటప్పుడు రుక్కులని సామముగా గానం చేస్తారు, అందుకే రుక్సామలు అన్నారు. సామగానంలో అనేక మంత్రములు ఏమిటంటే, ఋగ్వేదంలో చెప్పబడ్డ దేవతాస్తుతుల్ని స్వరముతో సామముతో చేసేటప్పుడు సామగానం అవుతుంది. కనుక రుక్సామలు ఆ ఆదిత్య పురుషునికి గేష్ణములు అని వర్ణించారు. ఎందుకంటే ఆదిత్య పురుషుని గురించి ఉన్న వర్ణన అంతా తీసి చూపిస్తున్నారు ఇక్కడ. అలాగా సామగానం చేసినటువంటి గేష్ణములైనటువంటివి ఆయనకు వినియోగింపబడుతున్నాయి. అంతేవిధంగా, అంతేకాకుండా తజ్జ ఇమే వీణాయాం గాయం చేతంత్వేవ తే గాయంతి తస్మాత్ తే ధనసనయ. అనేక మంది దేవతలు మొదలైన వారందరూ కూడా ఆయన్నే గానం చేస్తూ ఉన్నారు. ఆ గానము వల్ల వాళ్ళు ఐశ్వర్యవంతులు అవుతూ ఉన్నారు. అంటే అర్థమేంటి? ఆ ఆదిత్య పురుషుని ఆరాధన చేస్తూ దేవతలందరూ కూడా అన్నీ పొందగలుగుతున్నారు. అందుకు ఆయన దగ్గర లోక కామేశితృత్వం అనేది ఉన్నది. లోక కామేశితృత్వం అంటే లోకములో అందరి కోరికలు తీర్చగలిగేటువంటి శక్తి ఉన్నది అన్నప్పుడు, లోకంలో సర్వులకు అన్ని ఇచ్చేవాడు, అందరి చేత ఆరాధింపబడేవాడు అన్నప్పుడు అది పరమాత్మ లక్షణమే కదా, పరమేశ్వర లక్షణమే కదా. కనుక పరమేశ్వర ధర్మములు ఆ ఆదిత్య మండలమునందు చెప్పడం చేత అది పరమేశ్వరోపాసనగా చెప్పబడ్డాయే తప్ప జీవుడుగా చెప్పబడలేదు. ఇది ప్రతిపాదన చేశారు. స్పష్టమైంది కదా? కనుక అక్కడ చెప్పబడుతున్నదంతా ఈశ్వరారాధనయే. పైగా అయితే మరి రూపం గురించి ఏమిటండి? చాలా జాగ్రత్త, ఇది తెచ్చుకుంటే, ఇది కానీ తెలుసుకుంటే మనం అనవసరంగా నిరాకారము సాకారము గొడవలు వదిలేస్తాం. మనం ఇక్కడ జ్ఞేయమైన నిర్గుణ బ్రహ్మమును తెలుసుకున్న వాడి స్థితి వేరు, కానీ రూపములుగా ఉపాసన చేసేవాడేం బెంబేలెత్తిపోక్కర్లేదు, అది దానికి విరుద్ధము కాదనే అంశాన్ని ఇక్కడ తర్వాత భగవత్పాదుల వ్యాఖ్యానంలో మనకు కనబడుతుంది. హిరణ్యశ్మిశ్రు ఇత్యాది రూపశ్రవణం పరమేశ్వరే నోపపద్యతి ఇది అత్ర బ్రూమః. హిరణ్యశ్మశ్రు అనేటువంటి రూపములన్నీ కూడా పరమేశ్వరుడికి ఉండవు అనేటువంటి మాట అనరాదు. ఎందుకనరాదు అంటే, స్యాత్ పరమేశ్వరస్యాపి ఇచ్ఛావసాన్ మాయామయం రూపం సాధకానుగ్రహార్థం. శాస్త్రమునందు చెప్తున్నది పరమేశ్వరుడు, ఆయన పరమేశ్వరుడే అయినప్పటికీ, ఎందుకంటే ఒక పరిధిలోకి మిడిపోయి ఒక నామరూపాల్లోకి వచ్చాడు అనగానే అపరిచ్ఛిన్నం పోయింది, పరిచ్ఛిన్నం వచ్చేసింది. కానీ పరమేశ్వరత్వం పోయింది కదా, పోలేదంటాడు ఆయన. ఎందుకంటే ఆయన పరమేశ్వరస్య అపి, పరమేశ్వరుడైనప్పటికీ ఆయనకు కూడా ఇచ్ఛావసాత్ తన ఇచ్ఛతో మాయామయం రూపం, మాయామయమైన రూపాన్ని స్వీకరిస్తాడైన. ఎందుకు? సాధక అనుగ్రహార్థం, సాధకులను అనుగ్రహించడానికి, తన్ను ఉపాసన చేసేవారి కోసం అనుగ్రహించడం కోసమై ఆ పరమేశ్వరుడు ఈ దివ్య ఉపాధులయందు దివ్యముగా తన పరమేశ్వర లక్షణములను ద్యోతకం చేస్తూ ఉంటాడు. అర్థమైంది కదా? పరమేశ్వర లక్షణముల్నే మనక్కడ ఆరాధన చేస్తున్నాం అంతే కదండి. సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామైన పరమపురుషుడు, పైగా సర్వ దేవతల చేత ఆరాధింపబడేవాడు, ఇచ్చాది విషయములన్నీ ఈశ్వర లక్షణం లేక. కనుక రూపం ఒక్కడు మీరు చూసి అక్క పక్కనే వర్ణించిన ఈశ్వర లక్షణాలు విడిచిపెడుతున్నారు అదే మంత్రంలో. కనుక అక్కడ చాక్షుష పురుషుని గాను హిరణ్మయ పురుషుడు గాను చెప్పబడుతున్నవాడు పరమేశ్వరుడే. ఈ విద్య కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇది గ్రహించాలంటే బ్రహ్మజ్ఞాని కూడా ఈ విద్యను ఎలా అందుకుంటాడో మీకు తెలియాలి. ఒకప్పుడు రమణ మహర్షులు వారు అరుణాచల క్షేత్రంలో ఒక మధ్యాహ్న కాలంలో ఆయన హఠాత్తుగా ఉన్నవాడు ఉన్నట్టు లేచి అరుణాచల గిరి ప్రదక్షిణ పద అన్నట్టండి పక్కన ఉన్న శిష్యుడికి. అనగానే జగదీశన్ అనే ఆయన పక్కన ఉన్నాడు శిష్యుడు, ఆయన అన్నట్ట ఇప్పుడు ఏంటంటే హఠాత్తుగానే లేదు బయలుదేరన్నట్ట. గురుగారు చెప్పారు కానీ బయలుదేరాలి కానీ మనసు ఒప్పుకోవట్లేదు, మంచి ఎండ, మే ఎండది, అందులో తమిళనాడులో ఎంత ఉంటుందండి. దానితో అతడు ఇష్టపడకపోయినప్పటికీ కూడా గురుగారు బయలుదేరినప్పుడు బయలుదేరట. గురువుగారు చెప్పులు వేసుకోకుండా ప్రదక్షిణ చేశారు. ఎంత ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఇప్పుడు ఇతను చెప్పులు కూడా వేసుకోడు అని లేదు, గురువుగారు చెప్పులు వేసుకో, దీని ఎక్కడ వేసుకుంటాడు, ఇదో బాధ, బయలుదేరేట. ఒకవైపు గురువుగారు ఉన్నారు కదా నాకేమిటి అని కొంచెం ధైర్యం ఉండొచ్చు, కానీ బయలుదేరిన కొంతసేపటికల్లా తట్టుకోలేక పడిపోయాడు. ఈయన మాత్రం చక్కటగా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ వెళ్ళిపోతుంటే ఆయన ఒక్కసారి ఆ జగదీశంతో అన్నారు, ఏం నడవలేకపోతున్నావని, నా వల్ల కాదు బాబు అన్నట్ట. ఒక్కసారి చూడక్కడ ఆదిత్యండి, అక్కడున్నవాడు ఇక్కడున్నవాడు ఒక్కడే అనుకొని సూర్యోస్మి సూర్యోస్మి అను అన్నట్టండి, ఇక్కడ ఒకటే అన్నట్ట. అతను అన్నట్ట అంటే బాధలు ఎదురు చకచకా నడుచుకుంటూ వెళ్ళిపోయిట. నడుచుకుంటూ వెళ్ళడమే కాదుట, ఆయన తర్వాత ఇది ఎక్స్పీరియన్స్, ఆయన జగదీశం రాసుకున్న పేపర్ చదివి నేను మీకు చెప్తున్నాను. ఆయన తర్వాత చెప్తున్న విషయం ఏంటంటే, ఇప్పుడు నేను ఎలాంటి ఎండలోనైనా హాయిగా వెళ్ళగలుగుతున్నాను అన్నాడు. ఇప్పుడు ఇది విన్నాక సుఖయోగింద్రుడి గురించి భాగవతంలో చెప్పినటువంటి విషయం, యం ప్రవ్రజంతం అనుపేతమపేత కృత్యం ద్వైపాయనో విరహకాత రాజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదు తం సర్వభూత హృదయం మునివానతోస్మి అని మాట వేశారు. అది మామూలుగా చదివితే అర్థం కాదండి, కేవలం మనం అనుకునేటువంటి పరిమిత భక్తితో చూస్తే అది అర్థం కాదు, జ్ఞానంతో చూస్తే కానీ అర్థం కాదు. కరెక్ట్, జ్ఞానభక్తి అంటే ఏంటో తెలియాలి. ఇక్కడ ఇక్కడ జ్ఞానం ఎలా చూస్తాడో తెలుసా, అక్కడ ఏ మహాచైతన్యం ఉన్నదో ఆ మహాచైతన్యం ఇక్కడ ఉన్నది, ఉపాధి భేదం తీస్తే అక్కడక్కడ ఆ స్థితిలో ఆయన ఉన్నాడు, ఉన్నాడు కనుక ఆయన అక్కడ దానికి అక్కడ దానికి చూపించగలిగాడు. ఆ స్థితి మనకు లేకపోయినా అక్కడ ఉన్న పరమ పురుషుని తేజస్సి అని కలిగించడం కోసమే ఉపనిషత్తు మనకి హిరణ్మయ పురుషుడు ఇత్యాది రూపములు కల్పించిన ఈశ్వర లక్షణములే అక్కడ చెప్తుంది అయ్యా. అందుకే అక్కడ భావించి అక్కడ ఆరాధించు. ఉత్తమమైన ఉపాధుల యందు పరమ పరమేశ్వరుని యొక్క లక్షణములు అత్యధికముగా ద్యోతకమవుతాయి. అది ఇవాళ ఉపోద్ఘాతంలో నిన్న ఉపోద్ఘాతంలో ఆనందమయ్యాధికారం చెప్పింది అవునా లేదా. ఉత్తమమైన ఉపాధుల యందు పరమేశ్వర లక్షణములు ప్రకృష్టముగా ద్యోతకమవుతాయి, వాటిని విభూతులు అంటారు. అలాంటి విభూతులను మనం ఆరాధన చెయ్యగా క్రమముగా అక్కడున్నది ఇక్కడున్నది ఒకటే అనేటువంటి అవగాహన వస్తుంది. అవగాహన ఏంటంటే ఆ జ్ఞానంలోనే ఉన్నటువంటి రమణ మహర్షులు వారు సూర్యోస్మి అని చెప్పగలిగారు. ఆయన ఇచ్చిన ఒక్క మాట అందుకుని పక్కవాడు సిద్ధి పొందిపోయాడు. అంటే జ్ఞాని స్థితి ఏమిటో చూసారా, ఇది అంత బ్రహ్మను అనుకుని కూర్చోవడం కాదు, సర్వుల హృదయం ఆయన హృదయం ఎప్పుతుంది. ఎందుకంటే అందరు హృదయాల్లో ఉన్నవాడు ఆయనే కదా. వాళ్ళు అలా ఉంటారండి, మనం ఏదైనా ఒక చిన్న కార్పెట్ మీద ఉన్న వస్తువుని కదిలించాలి అంటే ఒక్కొక్కటి చేతితో పెట్టుకుని కదిలిస్తాం, కానీ అన్ని వస్తువులు కదిలించాలి కార్పెట్ ఒక్కసారి లాగితే చాలు అన్ని వదులుతాయి ఒకసారి, ఎందుకంటే అన్నిటికీ ఆధారమైన కార్పెట్ బడి చేతిలో ఉంది. అలాగే సర్వభూతముల యందు ఎవడైతే ఆత్మగా ఉన్నాడో ఆత్మయే నేను అని ఎరిగినవాడు సర్వభూత హృదయాంతరస్థుడైనటువంటి పరమాత్మకి భిన్నం ఎలా అవుతాడు, అది గ్రహించగలిగితే అది సర్వభూత హృదయం మునిమానతోస్మి. అందుకే తనంత తాను వెళ్ళిపోతున్నట్టు సుఖయోగేంద్రుడు వెనకాల వెళుతున్నాడు వ్యాసుడు, నాయనా బిడ్డా అని అరుస్తూ ఉంటే చెట్లన్నీ బదులు పలికేట ప్రతిధ్వనించి, ఎందుకు సర్వభూత హృదయుడు గనక విపలికే అన్నారు. ఎంత చక్కటి మాట, సముడై ఎవ్వడు ముక్త కర్మ చేయుడై సన్యాసి అయి ఒంటివోవ మహాభీతును హో కుమారయనచున్ వ్యాసుండి శీరంగ తన్మయతన్ వృక్షములున్ ప్రతిధ్వనులు చక్కంజేశమున్ను అట్టి వేదమయున్ మృక్యదా బదరాయని తపోధన్యాగ్గణిన్ ధీమణిందని వర్ణించారు. ఇది గ్రహించగలిగితే ఈ ఆదిత్యం వచ్చింది గనక రమణుల వారి యొక్క ఈ సూర్యోస్ మనకి స్ఫురణలోకి వచ్చించునండి. ఇక్కడే ఎంత విషయాన్ని చెప్తున్నారు, కనుకనే అక్కడ చెప్పబడుతున్నటువంటి ఆ స్వరూపము ఈశ్వరుడు రూపము లేదు కదా, ఈ రూపం ఏమిటని గింజుకోనవలసిన అవసరము లేదు. ఎందుకంటే ఆయనే ఉపాసకులకి సాధక అనుగ్రహార్థం రూపం స్వీకరిస్తాడని శాస్త్రం చెప్తున్నది కదా. ఎక్కడ గీతలో ఎలాగో ఉంది, నేను మరొక స్మృతి తీసి చూపిస్తున్నారు గురుగారు. మాయాహ్యేష మయా సృష్ట ఎన్మాం పశ్యసి నారద సర్వభూత గణేర్యుక్తం మైవం మాం జ్ఞాతుమర్హసి. ఓ నారద, నన్ను నువ్వు చూస్తున్నావు కదా ఒక రూపంతో అంటున్నట్ట కృష్ణుడు నారదుడితో చెప్తున్నాడు, నన్ను ఒక రూపంతో ఒక చూస్తున్నావు కదా, ఈ రూపంతో నేను కనబడడానికి కారణం ఏంటి, రూపరహితుండే నేను నా మాయతో కనబడుతున్నాడు అన్నాడు. చూడండి, అసలు నామరూపాలు కనబడాలంటే మాయ ఉండాలండి, ఉంది కనుక మనకు కనబడుతుంది. మరి ఆయనకు ఉంది, మన దగ్గర ఉన్నప్పుడు అవిద్య, ఆయన దగ్గర ఉన్నప్పుడు మాయ, అది తేడా. మాయను కంట్రోల్లో పెట్టుకుని తనకి తాను చూపించుకుంటున్నాడు ఇక్కడ. అందుకే ఇదే మాట చెప్పాడు, అజో పిసన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరో పిసన్ ప్రకృతి స్వాం అధిష్టాయ సంభవామి ఆత్మమాయయా చెప్పాడే లేదా. ఎక్కడ స్పష్టంగా సంభవామి ఆత్మమాయ, నా మాయ శక్తితో అజోపి పుట్టుక లేనివాణ్ణైనప్పటికీ తరుగుదల పెరుగుదల అనే పరిచ్ఛిన్నావస్థ లేనివాణ్ణైనప్పటికీ కూడా నేను నా మాయాశక్తితో నన్ను నేను రూపం కల్పించుకుంటాను అని ఆయనే చెప్పినప్పుడు అక్కడ రూపం ఉంది కనుక అది ఈశ్వరుడు కాదు అనడం ఏంటి? కనుక ఆ రూపం ఉంది కనుక జీవుడు అనకు, అది ఈశ్వరుడే. అది ఇక్కడ విషయాన్ని చెప్తున్నారు. పైగా ఏమంటున్నాడు అక్కడ నారదుడు చూడండి, ఓ నారద నన్ను చూస్తున్నావు కదా, యన్ మాం పశ్యసి నారద, నువ్వు నన్ను ఎలా చూస్తున్నావో అది నేను సృజించిన మాయ, ఇది నా మాయా నిర్మితమైన మూర్తి, ఈ మూర్తి సకల భూతగణాల్లో ఇలాగేనున్నాను నువ్వు అనుకోకు, ఇది నా పరమార్థ రూపము కాదు, నేను మాయతో స్వీకరించిన రూపము అని చెప్పాడు అన్నట్టు. కనుక పరమార్థత ఆయనకు రూపములు లేకపోయినప్పటికీ మాయగా ఆయన రూపములు స్వీకరించవచ్చు. కనుక ఈశ్వరుడికి శరీరము అని అనుకుని ఈ శరీరము గలటువంటి సంసారి కింద అనుకోకు, సంసారి అంటే జీవుడు అనుకోకు. కనుక అశబ్దం అస్పర్శం అరూపం అవ్యయం అని చెప్పినప్పటికీ సర్వకారణత్వాత్తు వికారధర్మైనపి కైశ్చిత్ విశిష్ట పరమేశ్వర ఉపాస్యత్వేన నిర్దిశ్యతే. ఆయన అశబ్దము అస్పర్శము అంటే ఆయన రసము లేదు, అరసం అగంధం ఇవన్నీ కూడా ఉపనిషత్తుల్లో ఉన్నాయి. ఆయనకి శబ్ద స్పర్శ రూప రసాది పరిచ్ఛన్నములేవి లేవు అంటూనే అదే ఛాందోగ్యం మళ్ళీ చెప్తాను చూడడు అయ్యా, సర్వకర్మ సర్వకామ సర్వగంధ సర్వరస, ఇదే నేను ఉపనిషత్తు గొడవ. అరస అగంధ అస్పర్శ అరూప అంటూ సర్వకర్మ సర్వకామ సర్వగంధ సర్వరస అంటున్నదే ఏమీ లేవట, అన్నీ ఆయన వేట, అదే వచ్చిన చిక్కు. ఆయన లేనిది ఏమీ లేవు, ఇవన్నీ కనిపిస్తున్నాయి ఆయన, ఎవరి వల్ల ఇవన్నీ కనబడుతున్నాయో ఆయనకి ఏవేవీ లేవు. ఆయన తలుచుకుంటే ఇందులో ఏదైనా అవి చూపించగలడు, ఎందుకంటే ఇవన్నీ ఆయనే తెలియగలగాలి. అందుకు పరమేశ్వరుడు యొక్క ఇటువంటి నిర్దేశాన్ని చూసి ఏమి బాధపడిన అవసరం లేదు. స్వమహిమ ప్రతిష్టాస్య అప్యాధారోపదేశ ఉపాసనార్థో భవిష్యతి, ఇంత చక్కగా మాట చూపిస్తున్నాడు. స్వమహిమ ప్రతిష్టస్య, ఇది కూడా ఉపనిషద్వాక్యం వేదవాక్యం కూడా, స్వయమహిమ్ని ప్రతిష్ఠిత, ప్రపంచంలో అన్నీ కూడా దేన్నో ఆధారం చేసుకుని కనిపిస్తూ ఉంటాయి, అలాగే పరమాత్మ దేన్ని ఆధారం చేసుకుంటే స్వయమహిమ్ని ప్రతిష్ఠిత, ఆయనకి ఏది ఆధారం కలదు, తన మహిమే తనకి ఆధారం, తానే తనకి ఆధారం. అయినప్పటికీ కూడా పరమేశ్వరుడు ఏదో ఒక ఆధారం మీద ఉన్నాడని చెప్పడం అంటే ఆదిత్య మండలంలో ఉన్నాడు అంటే ఆదిత్య మండలం ఆయనకు ఆధారమా? ఇది చెప్పడం దేనికి అంటే ఈ ఉపదేశము ఉపాసనార్థో భవిష్యతి, ఉపాసనార్థం కోసం అవుతుంది. అది ఇంత చక్కగా వివరించి చూపిస్తూ ఈ ఆదిత్యే తిష్టన్, ఇదే సమయంలో ఉపనిషత్తులో మరొక మాట కూడా ఉన్నది బృహదారణికంలో గుర్తుపెట్టుకోండి, అదేమిటి అంటే ఆదిత్య మండలంలో ఆయన ఉన్నప్పటికీ ఆయన ఆదిత్య మండలం అనే దానికే పరిమితి లేడు. ఇలా చూపిస్తూ ఉపనిషత్తు చాలా బాగా చెప్తున్నదండి. ఈ ఆదిత్యే తిష్టన్ ఆదిత్యాదంతరో, చూడండి ఆదిత్యాదంతరో యమ ఆదిత్యో న వేద యస్యాదిత్య శరీరం ఈ ఆదిత్యమంతరో యమయతి యేషవు అంతర్యామృత. బృహదారణ్యకంలో మరో మంత్రం ఇది, అంతః అంతః ఎన్ని మార్లు వచ్చింది చూడండి, అంతరాదిత్య అని అక్కడన్నాడు ఇక్కడ చూపించాడు, రెండికి సమన్వయం ఉంది. అంతరాదిత్యుడిగా ఉపాసన కోసం చెప్తూనే, ఉపాస్య బ్రహ్మంగా చెప్తూనే జ్ఞేయ బ్రహ్మముగా ఎలా చెప్తాను చూడండి, రెండింటిని జాగ్రత్తగా చూసుకోవాలి. జ్ఞేయ బ్రహ్మముగా ఏ పురుషుడు, ఇప్పుడు నేను చదివిన మంత్రాన్ని తెలుగు చెప్తున్నాను, ఏ హిరణ్మయ పురుషుడు ఆదిత్యుడిలో ఉంటూ ఆదిత్యుని కంటే లోపలగా ఉంటూ, లోపలగా అంటే ఆయనకి అంతర్యామిగా అదనమాట, అంతర్యామి అందరిలో అంతర్యామిగా ఉంటూ ఉన్నాడు ఎవడు ఆ పురుషుడు, ఆయన ఆదిత్యుడు ఎరుగడు. ఎవనికి ఆదిత్యుడు శరీరము, ఎవడు లోపల ఉండి ఆదిత్యుడిని నియమిస్తున్నాడో జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే ఈ మధ్య మీరు గమనిస్తున్నారా లేదు కానీ మన మతాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక విమర్శించే వాళ్ళు ఎక్కువైపోయారు. ముఖ్యంగా పేరు చెప్పను కానీ హిందూ మతం మీద ఎక్కువ ద్వేషం కలిగి దాన్ని నాశనం చేయాలని ప్రయత్నిస్తున్న రెండు మతాల్లో ఒక మతం, దానికి సంబంధించి కొన్ని ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళల్లో ఒకతడు హిందూ స్వామీజీని పిలిచి మీటింగులు పెట్టి మీ మతం దేనికి పనికిరాందని వాళ్ళ మాటల చేత అనిపిస్తూ చూసారు మా మతమే గొప్పది అని చెప్తూ చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి 40 ఛానల్స్ ఉన్నాయండి, విదేశాల్లో కూడా వస్తున్నాయి. అది చూసి ముఖ్యంగా అతడు మన బొంబాయికి చెందినటువంటి వాడు, పేరు కూడా చెప్తాను నాకేం పర్వాలేదు, జాకీర్ నాయక్ అనేటువంటి వాడు, అతడు మాట్లాడుతూ కొటేషన్స్ చూపిస్తున్నాడు ఒక్కొక్కటి. ఎందులోవి? మన వేదాల్లోవి. నేను ఆశ్చర్యపోయా, వేదాల్లో ఉపనిషత్తుల్లోవి చూపిస్తూ హిందువులకు కూడా పరమేశ్వరుడికి రూపం లేదని ఉంది, వాళ్ళు మూర్ఖులే రూపం ఉందని అంటున్నారు. హిందుత్వానికి దీనికి మనకి తేడా ఏమిటంటే హిందువులు సూర్యుని దేవుడుగా అంటాం, మనం అలా అనం, సూర్యుడు కూడా దేవుని చేతిలో ఉన్నాడని చెప్తే ఇది మనకి తేడా అని. అంటే వాడికి సరిగ్గా అర్థం కాలేదు. ఒక్కడు గుర్తుపెట్టుకోండి, ఇక్కడున్నది ఎక్కడైనా ఉంటుంది, ఇక్కడ లేనిది ఎక్కడ ఉండదు. ఎక్కడైనా కనబడితే ఇక్కడి ముక్కలే, ఎక్కడైనా కనబడితే ఇక్కడి ముక్కలే. మనం ఇది గురించి తెలుసుకోలేదు ఏమీ, దీని గురించి ఒక పుస్తకం చదవలేదు. వాడేదో చెప్పాడని చెప్పి వింటే మన దగ్గర లేదు కదా అని వాడన్నాడు అని మీరు అనుకుంటారు. చిత్రం ఏంటంటే దీని విషయంలో గట్టిగా చెప్పడానికి అతను పిలుచుకున్న వాళ్ళందరూ కూడాను లోకంలో ప్రసిద్ధులేమో కానీ సమగ్రమైన జ్ఞానం లేకపోవడం చేత వాళ్ళు సమర్థన చేయలేకపోతున్నారు. దీని ఇక్కడే సమాధానం ఉంచోనండి. ఆదిత్యుని దైవంగా ఉపాసిస్తామన్న మాటని ఎంత అద్భుతంగా మళ్ళీ ఉపనిషత్తే చెప్తాం, చక్కగా చూడండి. కానీ జ్ఞేయ బ్రహ్మ ఉపాస్య బ్రహ్మ సమన్వయం చేత కాకపోతే ఈ మాటలన్నీ వస్తాయి. మనలోనే చేత కావట్లేదు. మనమే భగవంతుడికి రూపం లేదు ఇది లేదు అనగానే భగవంతుడు రూపంగా ఉపాసించే వాళ్ళు ఒక్కసారి బాధపడిపోయి ఇది అంతా తప్పండి అని మళ్ళీ అదే ఉపనిషత్తులు అంటారు. అది పట్టుకుని చెప్పేవాళ్ళు ఈ రూపంలోనే ట్రాష్ అని వీటిని అంటున్నారు. ఇందువల్ల వచ్చింది చిక్కకంతా కూడా. ఏ లెవెల్లో ఏది అనేది సమన్వయించుకోలేక ఆ లెవెల్లో నువ్వు పరిచ్ఛిన్నముగా ఉపాసించేది అపరిచ్ఛిన్నమైన బ్రహ్మమే అనేటువంటి సమన్వయ సూత్రం మనకి దెబ్బతినేయడంతో రెండు ముక్కలవ్వడంతో మనల్ని మనం కలుపుకుని చూడలేకపోతున్నా. కానీ ఉపనిషత్తు చక్కగా ఇస్తున్నది, జాగ్రత్తగా గమనించండి ఇక్కడ. అందుకు ఇక్కడ విషయం ఏంటంటే ఏ పురుషుడు ఆదిత్యుల్లోనే ఉంటూ ఆదిత్యుని లోపల ఉంటూ, మళ్ళీ చూడండి, ఆదిత్యుల్లో ఉంటూ లోపల ఉన్నట్ట. దీనికి ఇంకా తీసుకోండి, మన శరీరం ఉన్నది, మన శరీరంలో ఉన్నాడు, మన శరీరానికి లోపల ఉన్నాడు. ఆయన ఎంత లోపల అంటే లోతుగా ఉన్నాడు, చాలా డెప్త్ అండి ఆయన. అందుకు గుహ అని పేరు పెట్టారు. పరేణ నాకం నిహితం గుహాయాం, నిహితం గుహాయాం, అత్యంత లోతుగా డెప్త్. తుహిస్తృతం గర్తసదం యువానం, గర్తసదం లోపల ఉన్నట్టు. ఇది వేదభాగం. అయ్యో మీరు వేదభాగం వేదాంతానికి తెచ్చారా అని అనద్దు. ఎందుకంటే మన సంస్కృతిలో మరొక మతం వచ్చింది మీకు తెలుసో లేదు చాలా కాలం క్రితం. అసలు వేదాంతాలని తర్వాత వచ్చే ముందున్నది వేదమే అన్నారు వాళ్ళు. వాళ్ళు సైంటిఫిక్ హిస్టారికల్ చూపిస్తూ ఆ వేదంలో ఉన్నంత జ్ఞానమే కానీ మీరు అనుకున్న కర్మలేం కావన్నారు వాళ్ళు. ఇలా మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఎక్కడో సిద్ధాంతాలు ఉంటాయి కనుక మనకు కావాల్సింది అన్ని చోట్ల కనబడుతుంది వెతుక్కుంటే. అక్కడ చెప్తున్నాడు గర్తసదం లోపల కూర్చున్నట్ట అంతర్యామిగా. కనుక ప్రజ్ఞాన లోపల డెప్తున్నాడండి. ఇంత గ్రాస్ బాడీ, ఇంత ఉందే బాడీ, ఇంత శరీరానికి చైతన్యం ఇచ్చేటువంటిది లోపల అత్యంత సూక్ష్మంగా ఉంది. అది రహస్యం. ఆ సూక్ష్మంగా ఉన్నవాడు నిన్ను ఆడిస్తున్నాడు, జాగ్రత్తగా చూడండి. అదేవిధంగా అక్కడ చెప్పబడుతున్నటువంటి వాడు ఎవడు అంటే ఆదిత్య మండలంలో ఉన్నాడు కానీ ఆ మండలానికే పరిమితి అయి లేడు. అది ఇక్కడ వివరించి ఆ ఉపనిషత్తు మళ్ళీ చెప్తున్నది. ఎందుకంటే ఆ మంత్రానికి అర్థం ఏంటంటే ఎవడు ఎవడు ఆదిత్యుల్లో ఉంటూనే ఆదిత్యుని కంటే లోపలగా ఉన్నాడో, ఆదిత్యుని కంటే లోపలగా ఉన్నాడు అంటే ఆ కనిపిస్తున్న మండలం కంటే లోపల లోతుకున్నట్టే. ఎవరిని ఆదిత్యుడు ఎరుగడో చూడండి. మన లోపల ఉంటూ మనల్ని ఆడిస్తున్న వాడిని మనం ఎలా తెలుసుకోలేము? ఆదిత్య మండలంలో తేజోమూర్తిగా ఉన్నటువంటి ఆయన్ని ఆదిత్యుడే తెలుసుకోలేడు. కనుక ఆదిత్యాభిమానైన జీవుడు గురించి చెప్పట్లేదు కదయ్యా. ఆదిత్యుని కూడా ఆడిస్తున్న ఆయనలో అంతర్యామైన పరమ తేజస్సునే మేము ఆదిత్య మండలంలో ఆరాధిస్తున్నాం, ఇది చెప్పగలగాలి. ఆదిత్యుడికి కూడా తేజస్సు ఇస్తూ ఆదిత్యుడు ఎవడున్నాడు? వాడు. కనుకనే మనం ఆదిత్యుని లేదా ఆదిత్యు సూర్య గ్రహాన్నో సూర్య మండలాన్నో మనం దేవుడు అనట్లేదు. నాస్తికుడికి కూడా అందులో దేవుడు కనబడ్డు. మన సూర్య మండలాన్ని వాటిని దేవుడిని అనట్లేదు. దానిలో అంతర్యామిగా ఉన్న ఏ పరమేశ్వరుడో వాణ్ణి మనం ఆరాధిస్తున్నాం. ఆ పరమేశ్వరుడు ఉపాసకుల కోసమని ఆ దివ్యమంగళ విగ్రహధారి హిరణ్మయ పురుషుడే ఉన్నాడు అనుకోవడంలో ఏమీ బాధపడని అవసరం లేదు. కనుకనే పరిచ్ఛిన్నముగా ఇక్కడ చెప్పిందని బాధపడక్కర్లేదు. అపరిచ్ఛిన్న భావాన్ని ఇక్కడ చెప్పలేదా? కనుక ఎవరైనా ఆదిత్యుడు ఎరుగుడో, ఇలాంటి వరుసలోనే ఆ బృహదానికి ఇంకా మంత్రాలు వస్తాయండి. ఎవడు భూమిలో ఉన్నాడో, ఎవడిని భూమి తెలుసుకోలేదు, వరుసగా వస్తుంది చూడండి. అన్నిట్లో ఉన్నట్ట ఉపాధులు ఎందు ఉపాధులు ఆయన తెలుసుకోలేదు. ఇది నిన్నటి వరకు చెప్పుకుంటే నేను పెద్ద కన్ఫ్యూజన్ ఏం లేదు కదా. అన్ని ఉపాధుల్లో ఆయన ఉన్నాడు, ఉపాధులు ఆయన్ని తెలుసుకోలేవు. దీన్ని పెద్ద బాధపడక్కర్లేదు. నేను మొదటి రోజు ఉదాహరణ చెప్పాను, మొదటి రోజు రెండో రోజు కంటితో అన్నీ చూస్తున్నావు, చూపుతో కంటిని చూడలేకపోతున్నావు, ఇదే చెప్పాను కదా. కనుక ఎవడు కంటి నుండి అంతా చూస్తూ ఉన్నాడో, ఎవడిని కన్ను చూడలేదు అంటే ఎలా ఉంటుందో, అదేవిధంగా ఆదిత్యుని యందు ఎవడున్నాడో, ఎవడిని ఆదిత్యుడు తెలుసుకోలేకపోతున్నాడో అనడంలో ఆదిత్యుడు అనేటువంటి పరిచ్ఛిన్న దృష్టి కాదయా, తదంతర్యామైన పరమేశ్వరుణ్ణి మనం ఆరాధిస్తున్నాం అని స్పష్టంగా అదే మంత్రంలో చెప్తున్నారు కదా. కనుకనే ఇప్పుడు మనం అక్కడ అంత తద్ధర్మ ఉపదేశాత్, అంటే ఆదిత్య మండలంలో ఉన్నటువంటి వాడు ఆ పరమేశ్వరుడే, ఆ లక్షణములే ఇక్కడ చెప్పబడుతున్నాయి. కనుక ఆదిత్యాదంతరోయం ఆదిత్యోన వేద ఇత్యాది మంత్రములన్నీ శృతిలో కనబడుతున్నాయి. కనుక ఆదిత్యుడు కూడా అంతర్యామయ్యని పరమేశ్వరుడు. కనుకనే ఉపనిషత్తులు జాగ్రత్తగా చూసేటప్పుడు ఆదిత్య మండలంలో ఉన్నాడని చెప్పినప్పుడు ఆకాశము, ప్రాణము ఇవన్నీ కూడా పరమాత్మ పరంగా చెప్పినటువంటి విషయములు కనిపిస్తాయి. ఆ చెప్పినప్పుడు బ్రహ్మమనే భావన తెలుసుకోవాలి తప్ప, అది మనం చూసే భూతాల్లో ఒకటైన ఆకాశం అని కానీ ప్రాణుల్లో ఉండే ప్రాణం అని కానీ అనుకోవద్దు అది. ఎందుకంటే ఉపనిషత్తుల్లో తర్వాత తర్వాత మనం వెళుతూ ఉంటే అనేక ఉపనిషత్తుల్లో పరమాత్మ గురించి వర్ణించేటప్పుడు ఆకాశస్వరూపుడుగా వర్ణన కనబడుతుంది, ప్రాణస్వరూపుడుగా వర్ణన కనబడుతుంటుంది. అంటే ఉపనిషత్తుకు బ్రహ్మమనందే తాత్పర్యము అని మీరు చెప్పినప్పుడు ఈ ఆకాశమే సర్వోత్కృష్టమని మంత్రములు ఎందుకున్నాయి, ప్రాణమే సర్వోత్కృష్టమని మంత్రములు ఎందుకున్నాయి? ఆకాశం అంటే పంచభూతాల్లో ఒకటి, అదే బ్రహ్మమా? అవునా? జాగ్రత్తగా, కన్ఫ్యూజన్ ఏం లేదు కదా, ఉందా? కన్ఫ్యూజన్ ఏదైనా వస్తే ఏకాగ్రంగా వినకపోతే వస్తుంది, ఇంకేం లేదు. ఎందుకంటే స్వర్గం గురించో నరకం గురించో వర్ణిస్తే కన్ఫ్యూజన్ ఉండాలి, ఎందుకంటే అవి లేని మనకు తెలియవు గనక. ఇదే ఉందండి, సూర్యుడు తెలుసు, మనం తెలుసు, అన్నిట్లో ఉన్నాడు అని ఇంత ప్రత్యక్షంగా చెప్తుంది తెలియకపోవడం ఏంటి? కనుక ఇప్పుడు ఏంటి చూడండి, ఇందుకు ఈ మాట ఎత్తుకున్నాను చూడండి, ఆకాశము ప్రాణము ఈ మాటలు కూడా ఉపనిషత్తుల్లో వస్తాయి. ఆకాశాన్ని మించింది లేదు, ఇత్యాదులు వస్తాయి. మరి ఆ ఆకాశము అన్నప్పుడు పంచభూతాలు ఉన్నది ఆకాశమా? దాని గురించి గొప్పగా చెప్పిందా మీ ఉపనిషత్తు? దాని గురించి గొప్పగా చెప్తే బ్రహ్మమనందు తాత్పర్యం అనేటువంటిది ఏమంటావు అంటే, బాబు అక్కడ కూడా ఆకాశము అనే విషయం కూడా బ్రహ్మము గురించే చెప్పుకున్నాం. అందుకే తర్వాత సూత్రం ఆకాశ తల్లింగాత్, ఇది సూత్రం అండి. ఆకాశ తల్లింగాత్, ఆకాశము కూడా బ్రహ్మలక్షణములు చెప్పబడుట వలన అని దీని అర్థం. ఆకాశము కూడా బ్రహ్మలక్షణములు చెప్పబడుట వలన, పూర్ణ ఎలా చేసుకోవాలి పూర్తి, ఆకాశం అనే శబ్దము కూడా బ్రహ్మలక్షణములు చెప్పటం వలన అక్కడ ఆ శబ్దము ద్వారా బ్రహ్మమునే చెప్పారు. ఈ మాట ఎంత జాగ్రత్తగా చెప్పానో చూడండి. ఇక్కడ ఏంటన్నా, ఆకాశము కూడా బ్రహ్మలక్షణములతో వాడబడినందువలన ఉపనిషత్తులో ఆకాశం అనే శబ్దము బ్రహ్మమనే అర్థములో చెప్పబడినది, ఇది అన్నాను. అదే ఆకాశమే బ్రహ్మమని చెప్పబడింది అనలేదు నేను, తెలిసిందా? ఉపనిషత్తుల్లో ఆకాశమని వాడిన శబ్దము బ్రహ్మపరముగా చెప్పబడినది, అది ఎక్కడ చెప్పాలో అక్కడ. కనుక ఆకాశమును గొప్పగా వర్ణించేసిన సందర్భాలు కొన్ని ఉన్నాయి ఉపనిషత్తులో, ఇది అర్థం చేసుకోండి. ఆకాశమును గొప్పగా వర్ణించిన సందర్భాలు ఉన్నాయి. కనుక పంచభూతాల్లో కూడా ఆకాశాన్ని పైకెత్తేసాక మళ్ళీ మీ బ్రహ్మం గొప్పతనం అంటారు ఏమిటయ్యా అంటే, ఆ పైకెత్తేసిన సందర్భం పంచభూతాల్లో ఒకటైన ఆకాశానికి సంబంధించింది కాదు బాబు, బ్రహ్మమునే అక్కడ ఆకాశం అనేటువంటి శబ్దముతో చెప్పారు అది, అది ఆకాశ స్థల్లింగాత్. ఎందుకంటే ఉపనిషత్తుల్లో బ్రహ్మము కోసం మనం తాపత్రయపడి వెతుకుతూ ఉంటే అక్కడ ఉండేటువంటి కొన్ని మంత్రాలు చూసి మనం కన్ఫ్యూజన్ చెందకూడదని బాధరాయండి సూత్రములతో మనల్ని స్పష్టం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ జాగ్రత్తగా చూద్దాం ఎక్కడొచ్చిందో చూద్దాం. అద్భుతమైన ఘట్టంలో వస్తుందండి చాంద్రజ్ఞంలో, యాజ్ఞవల్క్యుడు గార్గి ఈ సంవాదంలో వస్తున్నది. ఈ లోకానికి అంతటికీ కూడా ఏది గొప్ప దిక్కు, గొప్ప ఆశ్రయము అనే చర్చ, ఇద మామనంతి అది చర్చ జరుగుతోంది. ఆ చర్చ జరుగుతుంటే యాజ్ఞవల్క్యుడు చెప్తున్నాడు ఏమని, అస్య లోకస్య కా గతి ఇత్యాకాశ ఇతి, ఇది మంత్రం. ఈ లోకానికి అందరికీ ఏది గతి, గతి అంటే ఆధారం, చిట్ట చివరి ఆధారం ఇదండి ముక్తానాం పరమాగతి గతి. గతి అనే మాటకి సరియైన ఇక్కడ అర్థం ఏంటి, అన్నిటికీ అసలైన ఆధారం ఏది అంటే ఆకాశము అని చెప్పాడు. దీనికి ఉపనిషత్తు దాకా వెళ్ళాలండి, దేనికే ఆకాశమే గతి. మామూలుగా చెప్పుకుందాం, దీనికి పెద్ద ఉపనిషత్తులు అక్కర్లు, పురాణాలు అక్కర్లు, ఏమీ అక్కర్లే. నేను ఇప్పుడు ఇన్ని మాట్లాడాను, ఎక్కడికి పోయే పట్టుకున్నారా? ఆకాశానికి పోయే ఎన్నో చేసాం, ఎక్కడికి పోయే ఆకాశానికి పోయే కనబడుతున్నది, ఏమీ లేనిదిగా ఉన్న ఆకాశంలోకి అన్నీ పోతున్నాయి. అందులోంచి వచ్చి పోనీ, ఇది ఎక్కడ కొత్తగా వచ్చాయా, ఆకాశంలోంచి వచ్చి ఆకాశంలోకి పోయే. కనుకనే ఆకాశమే అన్నిటికీ చాలా గొప్పది అని చెప్పడానికి ఉపనిషత్తులు యాజ్ఞవల్కుడు గార్గి మీటింగ్ పెట్టుకోవాలా? అంతే కదండి, చిన్నపాటి నాస్తికుడు చాలు దీనికోసం. అందుకే ఉపనిషత్తులు అంటే చిన్న విషయం కాదండి. కనుకనే ఆకాశం అన్నిటికీ పరమాగతి అని చెప్పాడు. అన్నప్పుడు పంచభూతాల్లో ఒకటైన భూతాకాశమేనా, ఈ శబ్దం చూడండి భూతాకాశమేనా అక్కడ? కానీ ఇంకా తర్వాత అక్కడ తాగాడా, ఇత్యాకాశీతి హోవాచ సర్వాణి హవా యమాని భూతాన్యాకాశాదేవ సముత్పద్యంతే. సర్వభూతములు ఈ ఆకాశము నుంచి కలుగుతున్నాయి. ఆకాశం ప్రత్యస్థం యంచాకాశో ఏవేభ్యో జ్యాయానాకాశ పరాయణం. ఇదండి పూర్తి మంత్రం. తర్వాత ఏం చెప్పాడు, అన్ని భూతములు ఆకాశము నుంచే కలుగుతున్నాయి, ఆకాశంలోనే లీనమైపోతున్నాయి. మరి జన్మాధ్యశేత ఎక్కడికి వెళ్ళింది ఇప్పుడు? జన్మాధ్యశేత ఇదే కదండి, దేని నుంచి పుడుతున్నాయో, దేనిలో పెరుగుతున్నాయో, దేనిలోనే లీనమయ్యాయో అంటే ఆకాశంలోనే పుట్టి, ఆకాశంలోనే పెరిగి, ఆకాశంలో లయమవుతున్నాయి. కనుక ఆకాశమే అన్నిటికంటే గొప్పది అని మీ ఉపనిషత్తు చెప్పింది, కానీ బ్రహ్మం అన్నిటికంటే గొప్పదని చెప్పలేదు అని కదా. దాన్ని ఇప్పుడు ఖండించుకోవాలి మనం జాగ్రత్తగా, లేకపోతే ఆకాశం అల్టిమేట్ అనేస్తాం. అంతేకాదు ఇంకో మాట అన్నారు, ఏవేభ్యో జ్యాయాన్ ఆకాశ జ్యాయాన్ అతో జ్యాయాగుంష్ట పురుష. చదువుతుంటారు దేంట్లో పురుషత్వం, మీకు తెలుసో లేదో ఉపనిషత్తుల్లో ఎన్నో మంత్రాలు వేదాల్లో కర్మభాగాలు ఉన్నాయి, పురుషక్త మంత్రాలు కొన్ని కనబడతాయి. శ్వేతాశ్వేతర ఉపనిషత్తులో రుద్ర నమక మంత్రాలు కొన్ని కనబడతాయి. అక్కడ లేని ఇక్కడ దాకా వస్తుందండి. చెట్టు కొమ్మ మీద పండుంది, ఆ పండు కోసమే చెట్టును కష్టపడి నాటి ఇంతవరకు పెంచుకొచ్చాం. తినాల్సిన వస్తువేది? పండు. కనుకనే ఎంత చెట్టుకి పండు ఒక్కడు చాలండి, మిగిలినంత వేస్ట్ అని అంటావా నువ్వు? అంత చెట్టు ఉంటేనే నువ్వు తినాల్సిన పండు వచ్చింది. అంతే కదా, కోసుకు తినేది పండేనా? బెరడు మనం నాకడం కానీ కొయ్యడం కానీ ఇచ్చేది చెయ్యం, కొమ్మలు కొరకం, పండే తింటాం. కానీ వెవి లేకపోతే రాదు. కనుక వేదం అనే వృక్షం లేకపోతే వేదాంతం అనే ఫలం లేదు, గుర్తుపెట్టుకోండి ఇక్కడ. అంతేగాని దాన్ని కొంత భాగం నిరసించింది, అది వచ్చింది బాధ. అక్కడైనా దిక్కు, అది ఇక్కడ నుంచి ఎక్కడికి వచ్చింది అనేది జాగ్రత్తగా పట్టుకోవాల్సింది. అందుకే అప్పుడు మనకి సమన్వయం చాలా సులభంగా సాధ్యమవుతుంది. కనుకనే ఇక్కడ లోకానికి గతి ఆకాశమే పరమగమ్యము అని జ్యాయాగుంశ్చ అన్నప్పుడు అన్నిటికంటే అదే పెద్దది అని కూడా, పెద్దది అనే విషయంలో వాడారు. కనుక అన్నిటికంటే పెద్దది అన్నదానికి బిగ్గెస్ట్ అంటే బ్రహ్మము అని అంటాం కదండి. బ్రహ్మం అంటేనే అన్నిటికంటే పెద్దది, బృహత్. ఇక్కడ జ్యాయానాకాశ అజ్యాయాన్ అనే శబ్దం వేశారు. కనుక ఆకాశ శబ్దేన నువ్వు భూతాకాశం చెప్తావు, అది ఎత్తావా అంటే ఉభయత్ర ప్రయోగ దర్శనాత్ రెండు వైపులా కనబడుతుందా? మరి రెండు వైపులా ఇదేమిటయ్యా రెండు మాటలా మీవి అంటే, మరొక చోట మనకు చూస్తే ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాప ఈ క్రమం ఉంది కదా. ఆత్మ నుంచి ఆకాశం వచ్చింది, ఆకాశం నుంచి తర్వాత అన్నీ వచ్చాయి. కనుక ఈ తర్వాతవన్నీ చెప్పినప్పుడు ఈ తర్వాత వాటి కంటే పెద్దది ఆకాశం కదా. కనుక ఆర్థంలో వాడారా ఇది? ఆర్థంలో వాడిన భూతాకాశం అని వచ్చేసిందా లేదా? కనుక భూతాకాశమా ఇక్కడ చెప్పబడుతున్నది, ఎన్నున్నా చూడండి. పైగా ఆకాశో వై నామన్ నామరూపయో నిర్వహిత తే యదంతరా తద్బ్రహ్మ. ఇది ఒక మంత్రం చూపిస్తున్నది. అంటే ఆకాశమే నామరూపాలు సృజించింది, ఆ నామరూపాలు దేనికంటే భిన్నమైనవో అదే బ్రహ్మ. ఇది చూడండి, ఈ మాటలు ఎంత అందంగా ఉన్నాయి. ఆకాశమే నామరూపాలన్నింటినీ సృజించింది, ఈ నామరూపాలు దేనికంటే భిన్నమైనవో అంటే లేవు నామరూపాలకు భిన్నమైనవో అది బ్రహ్మ అనుకుందాం. అటువంటిప్పుడు మనకేం తెలుస్తుంది, నామరూపాలు దేనికంటే భిన్నమే, బ్రహ్మము కంటే భిన్నమైనవే నామరూపాలు కదా, అదే బ్రహ్మ. ఇది ఇక్కడ మాటలో కూడా ఆకాశమే సృజించింది అంటూ బ్రహ్మ అని చెప్పినప్పుడు ఆకాశం బ్రహ్మ అని మాట వచ్చింది కదా. త్యాగరాజస్వామి కీర్తనలో రాస్తారు, ఆకాశ శరీరము బ్రహ్మమని అని కీర్తన రాశారు ఆయన. ఏమిటి ఇందులో ఉన్నటువంటి ఈ సమన్వయం అంటే, ఆకాశ శబ్దేన బ్రహ్మణో గ్రహణం యుక్తం. ఇక్కడ వాడబడినటువంటి ఆకాశ శబ్దానికి బ్రహ్మమనే అర్థము. ఎలాగూ అంటే జాగ్రత్తగా వింటే భూతాకాశం కాదు. చాందోగ్యంలో ఇక్కడ వాడినటువంటి మంత్రంలో భూతాల్లో ఒక దాని గురించి చెప్పలేదు, బ్రహ్మమనే అర్థంలో చెప్పారు. ఎలాగో మంత్రం మళ్ళీ వెనక్కి వెళ్ళండి. అస్య లోకస్య కాగతి అని మాట వేసినప్పుడు ఆకాశీతి హోవాచ ఆకాశ అని చెప్పినప్పుడు ఏం చెప్పాడు? సర్వాణి హవా ఇమాని భూతాని ఆకాశాదేవ సముత్పద్యంతే. సర్వభూతములు ఆకాశము నుంచి వచ్చాయి అన్నప్పుడు, భూతములు భూతములు అన్నప్పుడు భూతముల్లో ఒకటే కదా మీరు అనుకుంటున్న భూతాకాశం. జాగ్రత్తగా చూడండి, పంచభూతాల్లో ఒకటి అయిన ఆకాశమా? అదే అయితే అన్ని భూతములు ఆకాశము నుంచే వచ్చాయి అని మాట వాడినప్పుడు పంచభూతాల్లో ఒకటైన ఆకాశం కూడా ఆకాశం నుంచి వచ్చిందనే మాట అక్కడ వాడమంటే అర్థం తెలుస్తుంది కదా. కనుక సర్వాణి భూతాని అనడంలోనే ఆకాశము వాయువు అగ్ని అన్నీ కలిసిపోయి వచ్చేసాయి. కనుక ఈ ఆకాశం కూడా దేని నుంచి వచ్చిందో ఆ పరమాకాశాన్ని అక్కడ చెప్పారు. అక్కడ యా అది అర్థం చెప్పారు, పరమాకాశం అది మనకు అర్థం కావడం కోసం పరమ ఆకాశం, దాన్ని చిదాకాశం అంటారు. చిదాకాశం అది, చిదాకాశం అది, భూతాకాశం ఇది, చిత్తాకాశం ఒకటి ఉందిట. మూడు ఆకాశాలు చెప్పారు ఇక్కడ. మూడు ఆకాశాలు ఉంటాయండి. మూడు ఆకాశాలు అంటే మళ్ళీ ఘటాకాశం, మహాకాశం, పటాకాశం లాగే లెక్క మళ్ళీ. కనుకనే ఇక్కడ ఉపనిషత్తుల్లో ఆకాశం అనే మాట బ్రహ్మము గురించే చెప్పారు తప్ప పంచభూతాల్లో ఒక దాని గురించి చెప్పలేదు. ఇది జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఈ పరమాకాశం అనే భావం వేదం ఎక్కడెక్కడ వాడింది ఇంకా వెతుకు. అది మనకి పరమే వ్యోమన్ అనే మంత్రంలో కూడా ఉంది. శైషా భార్గవి వారుణి విద్య పరమే వ్యోమన్ అనే మంత్రం ఉందా లేదా? రుచో అక్షరే పరమే వ్యోమన్ ఎస్మిన్ దేవా అది విశ్వే నిషేధు. ఋగ్వేదంలో మంత్రం ఇది. ఏదైతే అక్షరమో, నాశనరహితమో, పరమమైన ఆ వ్యోమమును సమస్త దేవతలు ఆశ్రయిస్తున్నారు అని చెప్పారు ఇక్కడ. అంటే సమస్త పంచభూతాదులకు కూడా నియామకులైన దేవతలు కూడా ఆ పరమాత్మని అక్కడ పరమే వ్యోమన్ అని. ఈ పరమే వ్యోమన్ అనే మాట అక్కడ వ్యోమము అంటే ఆకాశమే, కానీ పరమే వ్యోమన్ అని అక్కడ మాట చెప్పినప్పుడు ఆ శబ్దం ఇక్కడ తెచ్చుకోవాలి. కానీ భూతాకాశాల్లో ఒకటి కాదు. కనుక ఆకాశ తల్లింగాత్ అంటే ఆకాశము బ్రహ్మలక్ష్యములను తెలియజేస్తున్న ఆకాశాన్నే చెప్పారే తప్ప ఉపనిషత్తుల్లో ఆకాశ పదము గొప్పతనము చెప్పిన చోట అక్కడ ఆకాశము బ్రహ్మమనే అర్థంలో తీసుకోవాలి తప్ప పంచభూతాలను అర్థంలో తీసుకోవద్దు. ఇప్పుడు మీకు చిదంబరం, చిదాకాశం అన్ని అర్థమవుతాయి. దీనికి సూచనగా కూడా మీకు మొదటి రోజో రెండో రోజో నేను చెప్పాను మీకు చిదాకాశం ది బిగ్గెస్ట్ ఏదయ్యా అంటే అన్నిటికంటే మించిన ఆకాశం అని చెప్పామా లేదా? ఆకాశం ఎక్కడుంది? అదేనండి, ఎక్కడా? ఎక్కడ లేదయ్యా. ఆకాశం నీ లోపల ఉంది, బయట ఉంది. అందుకే ఆకాశవత్ సర్వగత సుసూక్ష్మ, అక్కడ వత్ అని శబ్దం వేశాడు అక్కడ. అంటే నువ్వు ఈ ఆకాశం తప్ప పైది తెలియదు కనుక నీకు అర్థం చేసుకోవడానికి దీనిలా ఉంది అన్నాడు. అవునా లేదా? మీరేదో నయాగరా చూసి వచ్చారు ఇక్కడికి, చూడని వాడికి చెప్తున్నారు ఎలా ఉంటుందని. వాడు కొంచెం చెప్తున్నాడు. ఎప్పుడైనా బెంగళూరు దగ్గర జోగ్ ఫాల్స్ వెళ్ళావా నువ్వు? వెళ్ళాను. జోగ్ ఫాల్స్ కించుమించి దగ్గరగా ఉంటుంది. అంతేగా నయాగరా ఎలా ఉంటుంది వీడు చెప్పగలడా? చూస్తే కానీ తెలియదు. అది చూస్తే కానీ తెలియదు. కానీ ఒక ఐడియా కోసం ఏం చెప్పాడు ఇక్కడ, వీడికి పరిచయం అని జోగ్ ఫాల్స్ చూపించి దీనికి ఒక 10 రెట్లు వేసుకో అంటే వాడు వాడుకున్న ఊహాశక్తి బట్టి తెలుసుకోగలడు. అలాగే ఆకాశవత్ సర్వగత సుసూక్ష్మ అంది ఉపనిషత్తు. ఆకాశము వలే సర్వవ్యాపకము. వలే అంటే ఆకాశమే కాదు పరమాత్మ, పంచభూతాల్లో ఒకటైన ఆకాశం కాదు. నీకు అది తప్ప మరొకటి తెలియదు కనుక అది ఎలాగ అన్నిట్లో వ్యాపించింది. ఇప్పుడు చూడండి మీరు ఆకాశాన్ని, ఆకాశం మధ్యలోకి వచ్చే ప్రతి వస్తువుని తీసి చూడండి. తీసి చూడడం అంటే సూర్యుడు కనబడతాను పక్కన పెట్టి చూడటం అని కాదు. ఇక్కడ ఇవన్నీ ఆకాశము వల్ల ఆకాశంలో పుడుతూ ఆకాశంలో పెరుగుతుంట ఆకాశమే వీటన్నిట్లో ఉన్నది. మళ్ళీ వీటిలోని అది ఎలాగైతే ఉన్నదో అలాగే పరమాత్మ అంటే దీనికి మించిన ఆకాశం అనమాట ఆయన. మించిన ఆకాశాన్ని పరమే వ్యోమం అన్నారు ఇక్కడ. పరమాకాశం అది చిద్ ఆకాశం. ఈ ఆకాశానికి చిత్ లేదు. ఆకాశం చిత్ అదే నిత్య శుద్ధ బుద్ధ దగ్గర మీకు నేను వివరించి చెప్పాను. అందుకే చెప్పాను తర్వాత చెప్పబోయే సూత్రాలు కూడా ముందే చెప్పుకున్నాం మనం అని. కనుక ఎక్కడికక్కడే సంపూర్ణం బ్రహ్మ విద్య, అదే విశేషం దానిలో. అంతేకాదు పైగా ఏం మాట్లాడుతున్నాడు అక్కడ చూడు. ఆకాశే హి వైభ్యో జాయానాకాశ పరాయణం. పరాయణం, పరాయణం అంటే దాన్ని మించి మరొక గతి లేదు అన్నాడు. పరాయణం, అయనం అంటే గతి అండి, దిక్కు. పరాయణం విష్ణు శాస్త్రంలో ఈ మాట వస్తుంచండి. పరమమైన అయనం, సర్వోత్కృష్టమైన గతి, దాన్ని మించింది లేదు. కానీ దేన్ని మించింది లేదు? ఈ ఆకాశాన్ని పట్టుకు చెప్తాడా? ఆకాశం కంటే పైన మించింది ఒకటి ఉంది కదా, ఏది? ఆత్మన ఆకాశ సంభూత. వెళ్ళి అక్కడికి ఆకాశం వరకు వెళ్ళేవు కానీ ఆకాశం పైదాకా వెళ్ళలేకపోయేవే. అదే మంత్రం ఫోన్ వెళ్ళండి. ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్ వాయు వాయురగ్ని అగ్నేరాప. ఇందులో మీకు చెప్పేవన్నీ మీ అందరికీ పరిచయం. ఏది? ఆకాశం పరిచయం, వాయువు పరిచయం. వెనక్కి వెళ్ళలేదు, అక్కడ తాగిపోయాం. కానీ ఆత్మన ఆకాశ సంభూత ఉంది కదయ్యా. ఆత్మ నుండే ఆకాశం కలిగినది ఉన్నప్పుడు ఆకాశం కంటే పరమం ఏది? ఏది? అవునా, మీరు జాగ్రత్త చెప్తుండండి. ఆకాశం కంటే పరమమైనది ఏది? ఆత్మ అనుకుందాం. ఇప్పుడు ఆకాశం సర్వవ్యాపకం, ఆకాశం కిందదేది? ఇప్పుడే మంత్రం చెప్పాను సింపుల్. ఆకాశం కంటే కింద వాయువు. వాయువు కూడా చూడండి వ్యాపిస్తుంది, కానీ ఆకాశం అంత వ్యాపకత్వం లేదు దీనికి. మీరు ఆకాశాన్ని తెలుసుకోవడం కష్టం, కానీ వాయువుని తెలుసుకోవడం కష్టం, సులభం స్పర్శ వల్ల. అంటే ఆకాశం కంటే కొంత నయం అన్నమాట, కొంత నయం. ఆకాశం అంత కాకపోయినా దీనికి వ్యాపకత్వం ఉంది. ఆకాశంలో పట్టి చెక్కకపోయినా స్పర్శ రూపంలో దొరుకుతుంది. మీరు జాగ్రత్తగా రండి కిందకి, అర్థమైంది కదా. ఇప్పుడు వాయువు కంటే కిందకి రండి, ఏంటి అగ్ని. ఇంకా వాయువుకు రూపం లేదు, దీనికి వచ్చేప్పుడు రూపం వచ్చేసింది మీకు, కొంత పట్టి చిక్కింది, దానికంటే బెటర్. ఇంకా వాయువుని మీరు దేంట్లో బంధించలేరు, దీన్ని దేంట్లో కష్టపడి బంధించగలం, అవునా లేదా. కొంత పట్టి చిక్కిపోయింది, ఆకాశం పట్టి చిక్కలేదు, వాయువు దానికంటే పట్టి చిక్కింది, కానీ కష్టమే. దానికంటే బెటరు అగ్ని, దానికంటే బెటరు దాని తర్వాతది నీరు. కొంత పట్టి చిక్కింది, దాన్ని మరికొంత చక్కగా పట్టుకోగలం, దానికంటే రూపం. ఇంకా అగ్నిని తాగలేం, దీన్ని అదేనే చేయగలం, కొంచెం బెటర్. దాని తర్వాత దానికి రండి పృథ్వీ, అది ఇంకా హాయి. ఇంకా దీనికి కంటైనర్ కావాలి, మట్టిగా ఎక్కడ పడేస్తే అక్కడ ముద్దయి కూర్చుంటుంది. నీరైతే మట్టి కంటే స్ప్రెడ్ అయిపోతుంటుంది నీరు, నీటి కంటే స్ప్రెడ్ అయిపోతుంటుంది అగ్ని, అగ్ని కంటే స్ప్రెడ్ అయిపోతుంటుంది వాయువు, వాయువు కంటే స్ప్రెడ్ అయిపోతుంది ఆకాశం. ఆగిపోయారే, ఆకాశం కంటే స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది ఆత్మ అని తెలుసుకో. మరి ఇక్కడ నుంచి అక్కడ దగ్గర అక్కడికి నుంచి ఒక్క స్టెప్ పైకి వెళ్ళడానికి ఏమైపోయింది అయ్యా నీకు. దీనికంటే అది సూక్ష్మం, దానికంటే అది సూక్ష్మం, అక్కడ దాకా వెళ్ళిపోయేవే అక్కడ దాకా. దానిపైన దీనికంటే స్ప్రెడ్ దీనికంటే సూక్ష్మం, దీనికంటే పట్టిచిక్కడం కష్టం. ఆకాశమే పట్టిచిక్కడం కష్టం, దానికంటే పట్టిచిక్కడం కష్టం. పట్టిచిక్కడం కష్టమని ఆకాశం లేదని ఎలా అనలేదు, దానికంటే పట్టిచిక్కడం కష్టమని ఆత్మను కూడా లేదనకు, అది అంతే వ్యాపించి తెలిసిపోయింది కదా. కనుక పరమే వ్యాపనం అని చెప్ప, దీనికంటే పైది. కనుక అక్కడ ఆకాశం అనే శబ్దం దేనివల్ల, దేని అర్థంలో వాడారు, బ్రహ్మమనే అర్థం వాడారు తప్ప భూతమని అర్థం కాదు. కనుక ఉపనిషత్తులు అక్కడ కూడా బ్రహ్మమనే తాత్పర్యంతో చెప్పింది, తత్ సమన్వయాత్. అందుకే ఇది సమన్వయ అధ్యాయం కదా. పైగా జాయాన్ పృథివ్యా జాయాన్ అంతరిక్షా జాయాన్ దివో జాయానేభ్యో లోకేభ్య, అదో మంత్రం. పృథివి కంటే జాయాత్, ఇందుకు నేను చెప్పినా ఇదే, పృథివి కంటే పెద్దది. అంతరిక్షాత్ జాయాత్, అంతరిక్షము కంటే పెద్దది. దివో జాయాత్, స్వర్గాది లోకములు కంటే ఆకాశం పెద్దది. ఇదంతా ఆకాశం గురించి. జాయానేభ్యో లోకేభ్య, ఒక్కొక్కటి చెప్తూ ఎందుకు పోవడం అయ్యా, అన్ని లోకములు కంటే అది పెద్దది ఒకటే మాట చెప్పాడు. కానీ అన్నిటికంటే జాయాత్ జాయాత్ జాయాత్, ఆ పరమాకాశం గురించి. విజ్ఞానమానందం బ్రహ్మరాతే ధాతు పరాయణం. అంతేకాదు ఛాందోగ్యంలోనే ఒక చోట ఒక అద్భుతమైన కథలో చెప్తాడు, దాల్భ్యుడు శాలావత్స్యుడు అని ఇద్దరు ఋషులు. ఈ దాల్భ్యుడు అనే మహర్షి మనకి పురాణాల్లో కూడా కనబడతాడండి, అద్భుతమైన బ్రహ్మవేత్త అతడు, సామాన్యుడు కాడు. ఈ దాల్భ్యుడు శాలావత్స్యుడు వీళ్ళిద్దరితో పాటు జైవలి అనేటువంటి వాడు, వీళ్ళు ముగ్గురు చర్చ చేస్తున్నారండి. ఉద్గీతం చేస్తున్నారు వాళ్ళు. ఇదంతా సామవేదానికి సంబంధించిన ఉపనిషత్తు కదండి ఛాందోగ్యం, కనుక సామగానం వాడి గురించి చక్కగా మాట్లాడుతుంది. ఉద్గీతం అంటే ఎలుగెత్తి గానము చేయుట అని అర్థం అండి. ఎలుగెత్తి ఉద్గీతం, ఎలుగెత్తి గానము చేయుట అని, ఎలుగెత్తి గానం చేసిన సామం. అందుకే దానికి చాలా ప్రాధాన్యం ఉంది వేదంలో. దానికంటే గొప్పది ఓం. ఓం కూడా ఎలుగెత్తి, ఎందుకో అది ఓ అని పిలుస్తాడు తెలుగువాడు. ఓ ఇలా రా, ఓ అనే సంబోధన అనుకుంది. ఓం అన్న అంతే, తెలుగులో ఓ అన్నా దాని ఓం కలిసింది అంతే. పిలుపు అది, పిలుపు అంటే అవతల వాడికి నీకు లింక్, సర్వవ్యాపమైన పరమాత్మగారికి లింక్ పెట్టి ఓ అనే పిలిపే ఓంకారం, గుర్తుపెట్టుకోండి అంత చక్కటి పిలుపు అది. ఆ ఉద్గీతం ఆ ఎలుగెత్తి పిలిచేది. కనుక అక్కడ ఆ ఉద్గీతానికి ఏది పరాయణము, దీని మీద చర్చ చేశారండి. కథ కథ కొంచెం బాగుంటుంది వినండి. ఎవరు, దాల్భ్యుడు శాలావత్యుడు అని ఇద్దరు చాందోగ్యంలో. ఆ ఘట్టంలో ఈ మంత్రం మళ్ళీ వస్తుంది ఆకాశం గురించి, అందుకు చెప్తున్నాను ఊరికనే కథ. ఉద్గీతానికి ఏది పరాయణము అని వేస్తే దాల్భ్యుడు స్వర్గము పరాయణము అన్నాడు. అంటే స్వర్గమే దానికి గతి, స్వర్గమే దానికి ఆధారము అన్నాడు. అవునా, స్వర్గంలో దానికి ఆధారం అన్నప్పుడు స్వర్గ సుఖం కావాలి అంటే ఏం చేయాలి? కర్మ ద్వారానే స్వర్గం ఉంది కదా, లేనప్పుడు లేదు కదా. కానీ స్వర్గానికి ఏది ఆధారం? కర్మ ఆధారమే కూర్చుంది. కానీ దానికంటే ఇది గొప్పది అయిపోయింది కదా. ఇప్పుడు కర్మ ఆధారమే కూర్చుంది కదా అంటే పిచ్చివాళ్ళ రెండూ కాదు అన్నాడు. ఎవడు? జైవలి. ఆయన చెప్పాడు చిత్రం ఏంటంటే, వాళ్ళిద్దరు బ్రాహ్మణులండి, ఈయన క్షత్రియుట్ట. ఆయన చెప్తున్నాడు, అంటే ఇక్కడ వర్ణ విశేషం కాదు, జ్ఞాన విశేషంగా చెప్పడం. ఆయన చెప్తున్నాడు జైవలి. ఆయన చెప్పి, మీరు చెప్పినది ప్రతిదీ అంతవంతమే. అంతవంతం అంటే అంతమున్నదే. ఉద్గీతానికి గతి అంతమున్నదే మీరు చెప్తున్నారు. అంతం అంటే ఎక్కడోదే ఆగిపోయేది. స్వర్గము గొప్ప గతి ఏది? ఓంకారానికి లక్ష్యం స్వర్గము అని అంటావా నువ్వు? ఓంకార లక్ష్యం స్వర్గం అంటే స్వర్గం ఎప్పుడో కూడా పోయేది. అంతవంతం ఏదైనా లక్ష్యం కాకూడదు ప్రణవానికి, అంతే కదా. మీరు ఓమిత్యేక అక్షరం బ్రహ్మ కదండి, ఆ ఓంకారానికి లక్ష్యం ఏంటి? స్వర్గమా నువ్వు చెప్పేది? స్వర్గం ఎప్పుడు కూడా పోదు, అంతవంతం. పొన్ను అనుకున్నట్టు కర్మ, కర్మ భూమికి సంబంధించింది, ఇది అంతమా? ఇది అంతవంతమే, కనుక ఇది లక్ష్యం కాదు. మరి ఏది లక్ష్యమై ఉంటుంది అంటే ఆయన ఏం చెప్తాడు తెలుసా? అంతవత్వ దోషం కలిగి ఏది కూడా ఉద్గీతానికి లక్ష్యము కాదు, గతి కాదు. మరేమిటి? ఉద్గీతమే ఆకాశము, అదే లక్ష్యము అని మాట చెప్పాడండి ఇక్కడ. అంటే ఉద్గీతానికి ఆకాశం, ఉద్గీతమే ఆకాశము, దానికి అదే లక్ష్యం అంటే అర్థం ఏమిటి? భూతాకాశమనా? అది పరమాకాశం అని అర్థము. కనుక ఆ చర్చలో కూడా ఈ మాట చెప్పబడుతూ ఆకాశముద్గీతే సంపాద్యోపసంహరతి, ఉపసంహారం ఏం చేశాడు తెలుసా? ఆ ఆకాశమే ఉద్గీతానికి పరాయణము అని చేశాడు. ఆకాశముద్గీతానికి పరాయణము అంటే నువ్వు అనుకున్న భూతాకాశమే అయితే అక్కడ మాట వాడతాడా అది చెప్తాడు. భూతాకాశమే అయితే దానికి అంతం ఉంది, నీకు తెలిసి అంతం లేదు, కానీ పరమాత్మ దృష్టితో చూస్తే ఇది అంతమంతమే కదా. కనుక ఆకాశం అంతమంతమే, కానీ ఉద్గీతానికి ఆకాశమే పరమగతి, ఎందుకంటే అది అంతమంతము కాదు కనుక అన్నాడు అంటే అది భూతాకాశం కాదని అర్థం కదా. కనుక అక్కడ ఏం చెప్పబడుతున్నది మళ్ళీ? సయేష పరోవరీయానుద్గీత సయేష అనంత అని అక్కడ ఆ మంత్రాన్ని చెప్తున్నాడు. ఆ ఆకాశము పరమమైనటువంటిది, సర్వోత్తమమైనటువంటిది, పైగా అది అన్నిటికంటే గొప్పది, పెద్దది. వరియాన్ అంటే గొప్పది, పరహ అంటే ఉత్కృష్టమైనది, దాన్ని మించి మరొకట్లేదు. పైగా అది అనంత, అనంతమైనది. అనంత శబ్దం ఆకాశానికి వాడడానికి లేదు, పరమాత్మకే వాడాలి, అర్థమే కదా. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. అక్కడ అనంతానికి నువ్వు ఆకాశం అని అర్థం చెప్తావా? కనుక ఇక్కడ ఆకాశానికి బ్రహ్మమని అర్థం చెప్పాలి తప్ప భూతాకాశం కాదు. కనుకనే ఆకాశ స్థల్లింగం అనే సూత్రం ప్రకారంగా పరమాత్మ యొక్క లక్షణముల చేత ఆకాశం అనే మాట చెప్పబడుతున్నది. ఇది విషయం. అందుకే ఆకాశమునందే నామరూపములు కలిగేయి అంటే నామానకృత్వా అభివదన్యదాస్తే ఇచ్చాది మంత్రములో చెప్పినట్లుగా ఆ పరమాత్మ వల్లనే నామరూపాత్మకమైన జగత్తంతా ఏర్పడినది. నామరూపములకు భిన్నమైన వాడే పరమాత్మ అనే మాట అక్కడ సరిగ్గా సరిపోయినది. కనుక ఇప్పుడు స్పష్టమైంది కదా. కనుక ఆకాశమని ఉపనిషత్తుల్లో గొప్పగా చెప్పిన చోట బ్రహ్మమనే అర్థము. ఇది మొత్తం సూత్రానికి తాత్పర్యం. తర్వాత అతయేవ ప్రాణ, తర్వాత సూత్రం అతయేవ ప్రాణ అంటే ఆ బ్రహ్మలింగములు అక్కడ ఎలా చెప్పుకున్నామో ఆ బ్రహ్మలింగాల వల్లే ప్రాణము కూడా బ్రహ్మయే. ఇది తర్వాత మాట అండి. ప్రాణము కూడా బ్రహ్మయే అంటే ఇక్కడ మీరు పరిశీలించవలసిన ఇంకో అందమైన భావం ఉందండి. ఆ బ్రహ్మము ఆకాశము సర్వవ్యాపకమై సర్వోన్నతమై సర్వోత్కృష్టమైన సర్వశక్తిమంతము సర్వజ్ఞత్వము సర్వకారణం. ఇది అర్థం అండి. సర్వకారణ సర్వజ్ఞత్వ సర్వశక్తిమంత సర్వవ్యాపక అనంత అని శబ్దంలో ఆకాశం, అలాగే ప్రాణం, బ్రహ్మమే ప్రాణము. ఈ మాట చూడండి, మనల్ని నెమ్మదిగా ఎటు నుంచి తీసుకెళ్ళిపోతున్నాడు ఈ చర్చ, ఎటు తీసుకెళ్తాను మీకు చూడండి. ఇక్కడ మీరు నేను ఎంతసేపు చూపించేటప్పుడు మా మానాన మేము ఉంటూ ఉంటే మమ్మల్ని కూర్చోబెట్టి ఆకాశం అని ఒక సబ్జెక్ట్ తెచ్చి ఇది భూతాకాశమా బ్రహ్మమా అని ఎందుకండి గోళ? ఏదైతే అదైంది మాకెందుకు అని అంటే ఏ బాధ లేదు. కానీ ఇంత చర్చలు మనం ఏం తెలిసాం? ఆకాశానికి పైన కూడా ఉన్న పరమాత్మని చూడు అనే ఒక అంశాన్ని మనం చెప్పుకున్నాం కదా, అప్పుడే మనకి సాధన మొదలైందా? నా ఇతి, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అని నిరసన మొదలైందా? దీనికంటే గొప్ప, దీనికంటే గొప్ప, దీనికంటే గొప్పదని వెళ్ళిపోతున్నామా? ఒక్కొక్కటి అది కావాలి, అదే సాధన, అదే బ్రహ్మ విద్య అనేటువంటి జరుగుతున్నది. ఈ విషయానికి రండి. ఏం చెప్తున్నాడు? ప్రాణం. ప్రాణం అంటే ఎంత ఇష్టం కదండి మనకి. ప్రాణాలంటే ప్రతి వాడికి ఇష్టం. మరి ప్రాణమైన బ్రహ్మం అంటే బోరు, డల్లు, తలనొప్పి, అర్థం కాలేదు. ప్రాణాలు మాత్రం అర్థమయ్యాయా? ఉన్నాయి కనుక తీసి తీర్పతి కట్టినాం, కానీ ప్రాణాలు మాత్రం అర్థమయ్యాయా? ఆకాశం అర్థం కాలేదు, ఇందాక అర్థమైంది మనకి. ఇంతవరకు అంత ఆలోచించలేదు. ఆకాశంలో ఉంటున్నాం కానీ ఇంత ఆలోచించామో, దీనికంటే అతి సూక్ష్మం, దానికంటే వాటిలోనే ఉంటూ ఇంత ఆలోచించలేదే? మన ఆత్మదాకా వెళ్ళలేదు? భూమి, నీరు, ఇంత ఆలోచన ఇప్పుడు చేసామా లేదా? ఇది ఎప్పుడేం చేసామా? ఎందుకు ఉపనిషత్తు పట్టుకోలేదు కనుక ఉపనిషత్తు చేసింది. ఇప్పుడు చేసి చేయొచ్చు మనం చక్కగా. అండ్ ప్రాణం, అతయేవ ప్రాణం. అలాగే వేదమునయందు ప్రాణము యొక్క గొప్పతనం, వేదాంతమునందు ప్రాణం యొక్క గొప్పతనం చెప్పిన చోట కూడా బ్రహ్మమనే అర్థము. ఇందాక అదే సూత్రంలా తీసుకోండి. ఆకాశం అని చెప్పిన చోట బ్రహ్మమనే అర్థం ఎలాగో, ప్రాణము గురించి చెప్పిన చోట కూడా బ్రహ్మమనే అర్థం. ఇదంతా ఎందుకు? వేదాంతం బ్రహ్మమనే ప్రతిపాదిస్తోంది. కానీ ప్రాణమని ఎక్కడో వాడి ప్రాణాలు చాలా గొప్పవి అనగానే మీరు అనుకునేటువంటి ప్రాణాపాన వ్యాన ఉదాహరణ గురించి కాదు దాని గోళ. కొంచెం మీరు ఆలోచించండి. ఈశాన ప్రాణద ప్రాణ, ఎంత చక్కటి మాట అండి. ప్రాణములిచ్చువాడు ప్రాణమతుడు, ప్రాణములిచ్చువాడు, ప్రాణాలకు కూడా ప్రాణం ఆయన. ప్రాణదహ అనేదానికి మరొక అర్థం చెప్పారు శంకరులు. ప్రాణాలను ఇచ్చావట్ట, ప్రాణాన్ దహతీతి ప్రాణదహ, ప్రాణం తీసేస్తాడు, ప్రాణం తీసేస్తాడు, ప్రాణం ఇస్తాడు, ఇచ్చేవాడు అసలు ప్రాణం అంట. అందుకే ఏమి చెప్పారండి ఇక్కడ అంటే మీలో నాలో ఊపిరిగా ఉన్నాడనా కాదు, కాదా, ఊపిరిగా ఉన్నాడు కానీ ఊపిరిగా మాత్రమే లేడు. అది ఇక్కడ ఊపిరికి కూడా ఊపిరి అయిన మహానుభావుడు. దీనికి శంకరులు చాలా గొప్ప విషయం చెప్పారు. ఇక్కడ కూడా ఒక అందమైనటువంటి కథ మనకి ఛాందోగ్యంలోనూ వస్తుంది, దీనికి సంబంధించిన అంశమే. కనుక ఇక్కడ కథమాసాదేవతేతి ప్రాణ ఇతి హోవాచ సర్వాణి హవా ఇమాని భూతాని ప్రాణాం ప్రాణమేవాభిసంవిశంతి ప్రాణమభ్యుజ్ఞిహతే సైషా దేవత ప్రస్తావమన్వాయత్తా. మళ్ళీ చూడండి, సర్వభూతములు ప్రాణముల నుంచే కలుగుతున్నాయి, ప్రాణముల్లోనే ఉన్నాయి, ప్రాణముల్లోనే లీనమైపోతున్నాయి, మళ్ళీ ఇదే గోళ. ఎందుకంటే బ్రహ్మమండడానికి ఒకటే డెఫినేషన్, ఎవరిని చేజనించు జగము, ఎవరిని లోపల ఉండి లీనమై ఎవరి ఎందుడింది, ఇదే సబ్జెక్ట్. అది దగ్గర పెట్టుకుని ఒక్కొక్కటి చూస్తూ దీనిలోనే వచ్చిందా, దీనిలోనే పెరిగిందా, దీనిలోనే పోయిందా చూస్తూ అలా కనిపిస్తుంది విచారించి, అది కాదు పక్కటి పక్కటి అలా తీగ తీగ తీగ అది మిగులుతుంది, అది బ్రహ్మం. కానీ అసలు కొలబద్దు అదండి, అది ఒక్కటి. అందుకే జన్మాద్యశయత అది ఒకటే. అదే మళ్ళీ ఇక్కడ చెప్తున్నాడు, ఇమాని భూతాని సర్వాణి ప్రాణమేవ అభిసంవిశంతి అని మళ్ళీ అక్కడ చెప్పారు కదా. ఇది ఎక్కడొస్తుంది తెలుసా, చాక్రాయణుడు అని ఒక ఋషి, ఆ ఋషి దగ్గర ప్రస్తోత, అతడు సమగానం చేయడానికి సిద్ధపడ్డాడు. వాడితో అంటున్నాడు ఆ ప్రస్తోతతో, ఇదిగో నువ్వు ఇప్పుడు సామగానం చేయబడుతున్నావు కదా, ఈ సామగానానికి దేవత ఎవరు, ఇదో మంత్రానికి దేవతలు అడగలేదండి, దీనికి ప్రధానం ఎవరు అని అడిగాడు అనమాట. ఈ సామగానికి లక్ష్యం ఎవరు, ప్రధానం ఎవరు, చెప్పకుండా గానం చేసేవనుకో నీ శిరస్సు తెగిపడిపోతుంది పో అన్నాడు. ఇదేమిటండి, ఇది జరిగిందండి చర్చ, అక్కడ వస్తుంది ఈ సందర్భం. నువ్వు చేయబోతున్న సామగానం చేస్తున్నావు, దీనికి దేవత ఎవరు అంటే ప్రాణయితి అన్నట్ట. ఎందుకంటే భయపడిపోయాడు, దేవత ఎవరంటే ప్రాణయితి అన్నాడు. ఇక్కడ ప్రాణమేది, అది వచ్చింది ప్రశ్న. ప్రాణేతి ఏమిటి, ఆ ప్రాణం అనగానే దాని గురించి ఇంత చర్చ అనమాట మనకి. ఏమిటి ఆ ప్రాణమే, జగత్తంత్రికి పోలం, దానిలోంచి అంతా వెళ్ళింది అని చర్చ. ఎంత అందమైన కథ చూడండి ఇక్కడ. అతడు తల నిలబడింది అంటే అర్థం ఏంటి, కరెక్ట్ అని అర్థం అనమాట. కనుక ఆ కథలో చెప్పబడుతున్న ప్రాణమేది, సృష్టిలో ప్రాణములు అందరిలో ఉన్నాయి, ఆ ప్రాణం అనక అధిదేవత ఉన్నాడు. ఇందాక ఆదిత్యుడు అనబడే దేవతా విశేషము మండలము ఉన్నట్టుగా అధిదేవత ఉన్నాడు. అధిదేవతే పరమాత్మ అని కాదు ఇక్కడ చెప్పడం, దానికి కూడా అంతర్యామగా ఉండి శాసించేవాడు ఎవడో వాడిని, ప్రాణాలకు కూడా ముఖ్యమైన వాడు అది. ఇక్కడ ముఖ్యం అది చెప్పగలిగాడు కనుక ఇన్ని చక్కగా మెచ్చుకున్నట్ట ఇది. కనుకనే ప్రాణం అంటే ఏ శబ్దం, ఏమని అర్థం ఇక్కడ, బ్రహ్మ విషయ ప్రాణశబ్దో దృశ్యతే, బ్రహ్మ విషయమే ఇక్కడ చెప్పబడుతున్నది. సర్వాణి హవా ఇమాని భూతాని ప్రాణమేవ అభిసంవిశంతి అన్నాడు ఇక్కడ. అయితే మనకి నిద్రపోతున్నప్పుడు ఒక మంత్రం ఉన్నది, మన ఇంద్రియాలన్నీ ఎక్కడికి పోతున్నాయి, ప్రాణం పోతుందని లేము, ప్రాణాలు ఎక్కడికి పో, ప్రాణాలు ఉంటాయి కానీ పొద్దున్న లేచాం అవునా లేదా, ఇంద్రియాలన్నీ ప్రాణాల్లోకి పోతున్నాయని మంత్రం ఉంది మనకి. ఏ విధంగా ప్రాణంలోకి పోతున్నాయంటే దానికి యదా వై పురుష స్వపితి ప్రాణం తర్హి వాగప్యేతి ప్రాణం చక్షుః ప్రాణం శ్రోత్రం ప్రాణం మనః స యదా ప్రభుజ్యతే ప్రాణాదేవాది పునర్జాయంతే. ఇది మన శతపథ బ్రాహ్మణంలో కూడా మంత్రం వస్తున్నది. అక్కడ చెప్తున్న విషయం ఏంటి అంటే పురుషుడు నిద్రపోతూ ఉన్నప్పుడు వాక్కు ప్రాణంలో లీనమవుతుంది, నేత్రం ప్రాణంలో లీనమవుతుంది, చెవి ప్రాణంలో లీనమవుతుంది, ఇంద్రియ శక్తులన్నీ ప్రాణాల్లోకి వెళ్ళిపోతాయటండి. మళ్ళీ వాడు మేల్కొన్నప్పుడు ఇవన్నీ ప్రాణం నుంచి బయటకు వస్తాయి. కనుకనే ప్రాణం నుంచి పుట్టే, ప్రాణం నుంచి వెళ్ళేనప్పుడు ప్రతివాడికి నిత్యం ఇది అనుభూతి. దీనికి ఉపనిషద్దాగా ఎక్కర్లేదు, మన జీవితంలోనే కనిపిస్తుంది. కనుక అక్కడ గొప్పతనం చెప్తూ ఎలాగైతే శతపథ బ్రాహ్మణంలో చెప్పారో అలాగే ఇక్కడ ప్రాణములు గొప్పవని చెప్పారు కానీ పరమాత్మను కాదు అని అంటామా అంటే, మీరు జాగ్రత్తగా చూస్తే నిన్న నేను స్వాప్యయాత్ అనే సూత్రం దగ్గర ఇక్కడ పట్టుకున్నాం. అందుకే ఇది లింకులు తెక్కకూడదు ఎక్కడ కూడా. ప్రాణంలోకి పోతాయి ఇవన్నీ కూడా, సుషుప్తి అవస్థ ఎందు ఏమవుతుంది, జీవుడు ఎక్కడికి వెళ్తున్నాడు, వెళుతున్నాడు కదా అవిద్యావాసనలన్నీ అప్పుడు ఎలా ఉంటే ఆత్మలో లీనమవుతున్నాడు అని చెప్పుకున్నాం కదా, అదే అక్కడ ప్రధాన అర్థం. కనుక ఆత్మకి లీనమవుతున్నాడు, అది కనుకనే మళ్ళీ తిరిగి అక్కడి నుంచి వస్తున్నాడు, ఆత్మజ్యోతి అక్కడుంది కనుక మళ్ళీ పొద్దుట్లేదు బయటకు రాగలుగుతున్నాడు అని చెప్పినప్పుడు అక్కడ ఏ ఉద్దేశంతో అది వాడారు? సపితి, నేను చెప్పాను ఛాందోగ్యం మొదలైన ఉపనిషత్తుల ఆధారం తీసుకుని సపితి సం పీతి పిబతి అని చెప్పుకున్నాం కదా, తన్ను తానే అనుభవిస్తున్నాడు అక్కడ గాఢ సుషుప్తిలో అని చెప్పుకున్నాం కదా. ఆయనలోకి మళ్ళీ పొద్దున్న ఆయన నుంచి వచ్చాడు అన్నప్పుడు అక్కడ ప్రాణశబ్దం పరమాత్మ పరంగానే వాడబడింది తప్ప మనం అనుకునే ముఖ్య ప్రాణం అనే ఉద్దేశంతో వాడబడలేదు. అది ఇక్కడ స్పష్టంగా చెప్పారు. కనుకనే సర్వాణి హవాభిమాని భూతాని అనేటువంటి ఆ మంత్రంలో ఛాందోగ్యంలో స్పష్టముగా ప్రాణమనగా బ్రహ్మమే అని చెప్పారయ్యా అనే విషయం. ప్రాణబంధనం హి సౌమ్య మనహ అని మాట చెప్పారు. మనస్సు కూడా ప్రాణముతో బంధం పెట్టుకుని ఉన్నది ఇత్యాది విషయములను కూడా. ఎందుకంటే మనస్సు ఉపాధిగా గల జీవుడు సుషుప్తిలో ప్రాణంతో ఐక్యం పొందుతాడు అది ఆ మంత్రం అక్కడ ఉన్నది. అక్కడ ప్రాణము సాక్షాత్ పరమాత్మే కనుక ప్రాణానికి కూడా ప్రాణమైన వాడు ప్రాణస్య ప్రాణ ప్రాణస్య ప్రాణం బృహదారణ్యక ఉపనిషత్తులు. ప్రాణానికి కూడా ప్రాణమైన వాడు అతడు, అసలు ముఖ్య ప్రాణానికి కూడా ముఖ్యమైన వాడు అండి అతడు, దాన్ని చూపిస్తున్నారు ఇక్కడ. కనుక మనం ప్రాణాయామం చేస్తాం ఇవన్నీ సంతోషమే, కానీ ఆ ప్రాణానికి కూడా ప్రాణమైన వాడు ఎవడో వాడిని విచారణ చేయడం చాలా ముఖ్యమైన అంశం. కనుక అదే యోగం అనుకుంటే లాభం లేదు, దానికి కూడా ప్రాణమైన వాడిని తెలుసుకోవడమే అసలైన యోగం ఇది. కనుక ఆకాశము బ్రహ్మమని అర్థంలో చెప్పబడింది, ప్రాణము బ్రహ్మమని అర్థంలో చెప్పబడింది, ఇంకా జ్యోతి తర్వాత చెప్తున్నాడు. జ్యోతిహి, జ్యోతి కూడా బ్రహ్మమే. ఈ మాటలన్నీ గుర్తుపెట్టుకోండి చాలు. నిన్న చెప్పిన దగ్గర నుంచి ఆనందమయుడు కాదు, ఆనంద స్వరూపుడు, ఆనందమే అతడు అని నిన్న చెప్పుకున్నాం మనం. తర్వాత ఆకాశము పరమాకాశము ప్రాణము, ఈ మాటలు వింటూ ఉంటే నువ్వు ప్రాణస్వరూపుడు వెయ్యా, అతడు నాకు ప్రాణం అండి ఇచ్చాది మాటలన్నీ వింటూ, ప్రాణేశ్వరి ప్రాణదాత ఇలాంటి కబుర్లన్నీ వింటూ ఉంటాయి. ఎవడు ప్రాణాలకు దాతలు లేరు గుర్తుపెట్టుకోండి. అలాగే ప్రాణాలకు ఈశ్వరి ఈశ్వరుడు ఎవరు లేడు, ఆయన ఒక్కడే ఈశ్వరుడే ప్రాణం, వాడే ప్రాణేశ్వరుడు, వాడే ప్రాణేశ్వరుడు ప్రాణేశ్వరి అన్నీ కూడా ప్రాణేశ్వరి ప్రాణదాత్రి. ఎందులోవి ప్రేమలేఖల్లోంచి మాట్లాడింది ఇవన్నీ వాటి అలవాటు. ప్రాణేశ్వరి ప్రాణదాత్రి పంచాశత్పీఠ రూపిణి, ఆవిడ అసలు ప్రాణం అండి, ఆవిడంటే ఇక్కడ బ్రహ్మము అది చెప్పబడుతున్నది. అది జ్యోతిష్ జ్యోతిహి, జ్యోతిహి అనేది కూడా బ్రహ్మమనే అర్థంలోనే వేదం వేదాంతం వాడింది. అన్ని బ్రహ్మార్థం బ్రహ్మార్థం అక్కడ వెళ్ళిపోతుంది. బ్రహ్మము ఎలా వాడింది? చరణాభిధానాత్. జ్యోతిష్ చరణాభిధానాత్ సర్వసూత్రం అండి. జ్యోతి అని ఎందుకు వాడిందంటే చరణములను పాదాలను చెప్పడం వల్ల. ఏమిటండి ఇది, భయమని అర్థమైందా? జ్యోతిహిని ఎందుకు, జ్యోతిని బ్రహ్మము అనే అర్థంలోనే చెప్పింది. ఎందుకు? పాదాలను వాడడం పాదాలను చెప్పడం చేత. ఎందుకు తలాతోక ఉందా దీనికి? తలాతోక ఎక్కడున్నాయో అక్కడికి వెళ్ళిపోతే కానీ అర్థం కాదు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ మీకు మంత్రం చెప్పబడుతున్నది ఛాందోగ్యంలో జ్యోతి గురించి, జ్యోతియే బ్రహ్మమని చెప్పబడింది. చూడండి ఇక్కడ ఎక్కడ ప్రాణం అనే మంత్రం తీసుకుని దాని గురించి ఆ సూత్రం జ్యోతియే బ్రహ్మమని చెప్పిన ఒక మంత్రం ఉందండి, ఎంత బాగుంటుందో ఈ మంత్రం చూడండి. అత యదత పరో దివో జ్యోతిర్దీప్యతే విశ్వత పృష్ఠేతు సర్వత పృష్ఠేషు అనుత్తమేషు ఉత్తమేషు లోకేషు ఇదం వావతమంత పురుషే జ్యోతి. దీని అర్థం ఏంటంటే ఏ జ్యోతి ఈ భూర్భువస్వర్లాది లోకములక పైన, భూరాది లోకములక పైన దివో అంటే ద్యులోకానికి కూడా పైన ఉన్నటువంటి స్థితిలో సమస్త ప్రాణులకు భూహు మొదలైన లోకాలకు పైన ద్యులోకానికి పైన దివ్యందు ఉన్నదో అది దీనిలో చెప్పబడుతుంది. పైగా అది ఉత్తమమైన వాటి కంటే ఉత్తమమైనది. ఈ మాటలన్నీ బ్రహ్మం గురించి చెప్పినట్టు ఉన్నాయి కదా, కానీ లోకాలంటికి పైన దివ్యందు ఉన్నది ఉత్తమమైన వాటన్నిటికంటే ఉత్తమమైనది. అలాంటి దగ్గర ఏ జ్యోతిష్యు ప్రకాశిస్తున్నదో ఆ జ్యోతిష్యు ప్రాణుల యొక్క జఠరంలో ఉన్న జ్యోతిష్యు. ఇదండి అహం అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత దగ్గర ఆ మాట చెప్పాడు. అక్కడ సౌగ్రభుగ్ విభజన తిష్ట, మనం తీసుకొచ్చి కడుపులు ఆరగించేటటువంటి అగ్ని అతనే కదా అంటున్నాం. అక్కడ గురుగారు ఏం చెప్పారండి? గురుగారు అంటే ఎవరు? జగద్గురువు గారు, శ్రీకృష్ణ పరమాత్మ. ఏం చెప్తున్నాడు? అక్కడ వైశ్వానరుడిగా ఉన్నానంటే ఇంకెక్కడ లేనన్నా. ఈ మంత్రం ఎంత విశేషమంటే సమస్త భూలోకాదులకు అన్నిటికీ పైన దివ్యందు ఏ పరంజ్యోతిష్ ఉన్నదో ఆ పరంజ్యోతి ఏ ప్రాణుల యందు జఠరాగ్నిగా ప్రకాశిస్తూ ఉన్నది అని మంత్రం ఉంది కదా. ఈ మంత్రంలో జ్యోతిష్ అంటే ఎవరని చెప్పబడింది? ఎవరని చెప్పండి? ఇంతమందిలో ఒకరిద్దరా? ఇంకా ఇప్పుడు 8 అయిందండి, నిద్రావస్థకు చాలా టైం ఉంది. పరమాత్మనే అర్థంలో వాడేమే లేదా? జ్యోతిష్ అంటే కనుక ఉపనిషత్తు ఇక్కడ అక్కడెక్కడో ఉన్నవాడు ఇక్కడున్నాడు అని చెప్పినప్పుడు, అయ్యా మీరు పరమాత్మను ఎలా చెప్తారు? పరమాత్మ సర్వవ్యాపకుడు కదా, వీటన్నిటికి పైన దివ్యందు ఉన్న ఒక జ్యోతి, ఇక్కడ కడుపులో ఒక జ్యోతి అన్నప్పుడు ఇక్కడ ఒక ప్రదేశము అక్కడ ఒక ప్రదేశము మీరు చెప్పారు. ఇక్కడ ఆ ప్రదేశంలో ఉన్న జ్యోతి ఈ ప్రదేశంలో ఉన్న జ్యోతి ఒకటి అని మాట అన్నారు, సంతోషం. కానీ దివ్యందు అంటే ఒక ప్రదేశం, ఒక పార్ట్, ఇది ఒక పార్ట్, ఇటు కుక్షి ఇది కౌక్షేయ జ్యోతిట. ఎంత చక్కటి మాట చూడండి, కుక్షియందు ఉన్న జ్యోతిది నీ లోపల, అదొక జ్యోతి. కానీ రెండు ప్రదేశాలు చెప్పినప్పుడు ఆ ప్రదేశాలు కదా పరిమితమైనది. బ్రహ్మము అంటే సర్వవ్యాపకమై ఉండాలి. మీరు చెప్పింది ఎక్కడో దివ్యందున్నది, ఎక్కడో దివ్యందున్నది అంటే మీ బ్రహ్మం అనే భావం పోయింది కదా. దివ్యందున్నది అంటే దివ్యందు సూర్యుడున్నాడు, ఇంకా మండుచున్న అగ్నిగల గోళాలు చాలా చాలా ఉన్నాయి, సూర్యుడి కంటే ప్రకాశమైన జ్యోతులు ఉన్నాయి, కనుక ఆ జ్యోతుల్లో ఒకటి కావచ్చుగా. అలాగే ప్రతివాడు కడుపులో మంట పుడుతుంది, ఉపన్యాసం అరగంట ఎక్కువ సాగితే అదే జరుగుతుంది. కనుక ఇక్కడ కూడా మంట పుడుతుంది, అక్కడ కూడా మంట పుడుతుంది, గనక ఇక్కడ అక్కడ ఉందంటే ఒప్పుకుంటాం. కానీ అది బ్రహ్మమని అంటే ఎలా ఒప్పుకుంటామంటే అదొక మంట, అది అగ్ని విశేషం, అది జ్యోతి మాత్రమే. ఇక్కడ జఠరాగ్ని, అక్కడ సూర్యుడు లాంటి ఒక అగ్నిగోళం, అంతేగాని దాన్ని మీరు బ్రహ్మమనే జ్యోతికి అర్థం చెప్తారా అంటే జాగ్రత్తగా బాబు నువ్వు పొరపాటు పడుతున్నావు. నేనేం పొరపడుతున్నానయ్యా, కార్యజ్యోతి అది. కార్యజ్యోతి అంటే దివ్యందు పుట్టింది, మా కడుపులో పుట్టింది. కనుక పుట్టిన జ్యోతి గురించి నువ్వు మాట్లాడుతున్నావు. కడుపులో మంట అంటే కడుపు పుట్టిగా పుట్టింది కదండి, కనుక కడుపు యందు ఉన్న అగ్ని, అక్కడ ఉన్న అగ్ని అంటే పుట్టింది. పుట్టింది అంటే కార్యమే, కారణం ఎలా అవుతుంది? మీరు బ్రహ్మం అంటే ఏం చెప్పారు? అందుకే కారణమైనది అన్నారు. ఇది కార్యం, ఎందుకంటే సూర్యాది జ్యోతిష్యులు కూడా బ్రహ్మ వలన కలిగే అని మీరే అంటున్నారు కదా, అగ్ని అని. అగ్ని బ్రహ్మ వలన కలిగినప్పుడు అగ్ని అనే జ్యోతి కార్యమే కదా, మీరు అంటున్న బ్రహ్మము కారణము కదా. కానీ కార్యజ్యోతిని కారణ బ్రహ్మని ఎలా అంటావు నువ్వు? అంటే బాబు నువ్వు మంత్రం సరిగ్గా అర్థం కాలేదు, జాగ్రత్తగా చూసుకో. అది ఇక్కడ వివరం చూపిస్తున్నారు, దేని కంటిన్యూషన్గా ఈ మంత్రం వచ్చింది. దీనికి పై దానికి వెళ్ళు, పూర్వవాక్య సంబంధం లేకుండా మధ్యలో వదిలాగితే ఎలాగా? అది ఇక్కడ చెప్తున్నారు. పూర్వవాక్యం ఏమిటి అంటే పూర్వవాక్యం జాగ్రత్తగా చూడాలి. పూర్వవాక్యమునందు పూర్వస్మిన్ హి వాక్యే చతుష్పాద్ బ్రహ్మ నిర్దిష్టం. దీని పై వాక్యంలోకి వెళ్దాం, చాంద్రోగ్యం ఉంది, పైన ఒక మంత్రం ఉంది, దాని లింక్ మంత్రం ఇది. లింక్ అట్ చేసి ఇది ఒక్కడ బయటకు తీసి ఈ మాట అంటే ఎలా ఉంటుంది? ఇది బ్రహ్మమని చెప్పడానికి పై వాక్యం చూడండి, చాంద్రోగ్యోపనిషత్తులో తావానశ్చ మహిమ తతో జాయాగుంశ్చ పురుష పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి. ఈ మంత్రం ఉందండి దీనిపైన. ఈ మంత్రం ఎక్కడుంది? ఉంది కానీ చాంద్రోగ్యంలో. ఇప్పుడు నేను చెప్పిన దివ్యందు జ్యోతికి మంత్రం పైన ఉన్న మంత్రం ఇది, దాని తర్వాత వచ్చింది ఈ మంత్రం. అంటే ఇందాక చెప్పిన పురుషోక్త మంత్రం కూడా ఉపనిషత్తుల్లో ఉంటుంది అని చెప్పడానికి ఇది ఒక ప్రమాణం. అయితే అక్కడ ఏతావానస్య మహిమ అన్నారు, ఇక్కడ తావానస్య మహిమ అని ఏ పోయిందంటే అక్కడ జాయాగుంశ్చ పురుష అంటారు, ఇక్కడ జాయాంశ్చ పురుష. అసలు శబ్దం జాయాంశ్చే, వేదంలో స్వరప్రధానం అని జాయాగుంశ్చ అంటారు. వేదాంతానికి స్వరం ప్రధానము కాదు, వేదానికి మాత్రం స్వరం ప్రధానం. కానీ జాయాగుమ్ అని స్వరం వల్ల వేశారు, కానీ జాయాంశ అదే దింపేశారు. ఏతావానస్యకి తావానస్యకి బాధ ఏం లేదండి. తావానస్య అంటే అంతా, ఏతావనస్య అంటే ఇదంతా, అంతే, రెండో ఒకటే. అంతా ఎవరి మహిమ? అస్య మహిమ. ఇదంతా ఆయన మహిమ, ఇదంతా ఆయన మహిమ అని దేన్ని చూసి చెప్తున్నావు? చాలా ఎంత అద్భుతంగా మాట చెప్పాడండి. ఇదంతా ఆయన మహిమ, దేన్ని చూసి చెప్తున్నావు? నీ కనబడుతున్న జగత్తు, లేదా నీ ఊహతో ఎంత అంచనా వేయగలవో అంత, స్వర్గాది లోకాలు కూడా ఇలాగే ఇది అని చెప్పబడుతున్నదంతా ఇదంతా అంటే ఇది అని చెప్పబడుతున్నదంతా ఇదంతా. మళ్ళీ విష్ణుత్ ప్రత్యయం వచ్చేసింది. ఇదంతా ఇదంతా అంటే స్వర్గలోకం యమలోకం అన్నావా, అది కూడా కలిపాయి. నీకంటూ ఏది స్ఫురించినా, స్ఫురించిందా అది మాత్రం అనాత్మయే, స్ఫురణయే ఆత్మ, స్ఫురించిందంతా అనాత్మ. గుర్తుపెట్టుకునేది ఒక్క వాక్యం పట్టుకున్నారా? స్ఫురణయే ఏది? చైతన్యమే ఆత్మ. చైతన్యాన్ని స్ఫురించేదంతా ఈ జగత్తంతా కూడా అనాత్మయే. అనాత్మ అంటే ఉపాధుల పరంగా చెప్పాను, ఉపాధుల్లో చైతన్యం విషయం కాదు, జాగ్రత్తగా చూడండి. కనుక ఇదంతా ఏతావానస్య, ఈ కనబడుతున్న మొత్తం జగత్, ముల్లోకాలు, ముల్లోకాలు అనుకో, 30 లోకాలు అనుకో, ఇదంతా అస్య మహిమ, ఆయన యొక్క మహిమ. ఈ కనబడుతున్న సమస్త భువనములు నువ్వు ఊహిస్తున్న భవనములు, వింటున్న భవనములు, అంటున్న భవనములన్నీ అస్య మహిమా. మరి ఆయన దీనికంటే పెద్దవాడు అది చెప్పాడనమాట. దీనికంటే పెద్దవాడు అంటే అర్థం ఇదంతా వ్యాపించిపోతూ దీనికంటే పైన ఉన్నట్ట. నువ్వు ఎంత చెప్పు దాని పైన ఉంటుండడు, ఎంత వెళ్తూ ఉండండి దాని పైన వెళ్తూ ఉంటట్టు ఆయన. అది చెప్తున్నాడు, ఎంత వెళ్తున్నా ఇంకా పైకి దొరికి వెళ్తూ ఉంటాడు. దాని దొరకడనమాట, దొరకడు కాదయ్యా, నువ్వు ఇది అని ఏది చెప్పినా దానిపైన ఆయన ఉంటూనే ఉంటాడు. కనుకనే సర్వ జగత్తులకు పైన, మరి సర్వ జగత్తులు ఆయన మహిమయే. ఎంత అందమైన భావం అండి. కనుక ఈ సర్వ జగత్తులు ఆయన మహిమయే, ఆయన దీనికంటే పెద్దవాడు. మరి ఇదంతా ఆయనది కాదు, ఆయనదే. కానీ నువ్వు చూస్తున్న ఇదంతా ఆయనలో ఒక చిన్న పార్ట్ మాత్రమే. పాదోస్య విశ్వాభూతాని, పాదోస్య సర్వాభూతాని, త్రిపాదస్య అమృతం దివి ఇక్కడ వేశారండి. నువ్వు చూస్తున్న ఇదంతా ఆయనలో పాదం మాత్రమే. పాదం అంటే పావుభాగం మాత్రమే. త్రీ ఫోర్త్ అది అమృతం దివి. అమృతం అంటే మృతము కానిది, శాశ్వతమైనది. అది దివి, పైనున్నది. ఇది అర్థం. పైనున్నది అంటే స్వర్గంలో ఆకాశంలో ఉంది అనక అర్థము కాదు. అది మనస్సుకి వాక్కుకి అందనిది అని అర్థంలో దివి శబ్దం అక్కడ వాడబడింది. మనస్సుకి వాక్కుకి అందేదే ఇదంతా. ఇదంతా ఆయనలో పావంత. ఆ పైనుంది ముప్పాతిక. అయితే ముప్పాతిక పాతికనే మళ్ళీ ఆయన పాటలు వచ్చాయి కదా, బ్రహ్మం ఏంటని మళ్ళీ అనద్దు. చూడండి, ఇక్కడ నువ్వు ఇక్కడ కూర్చుని మాట్లాడుతున్నావు గనక నువ్వు ఇక్కడ ఇది చెప్పి దానిపైన చెప్తున్నావు. నీకు అందింది పావే, నువ్వు అందుకోలేని ముప్పావు అది ఇక్కడ చెప్తున్నానంట. ఆయన ఎలా చూడాలి, ఇదేది కలిపి చూడాలి. అది ముప్పావే ఆయన, పావు భాగం ఆయన కాదు. నాలుగు కలిపితేనే పూర్ణం కదా. లోకంలో మనం నాలుగు పాళ్ళు కలిపి మాట్లాడతాం. నాలుగు పాళ్ళే, నాలుగు పాళ్ళు అంటే ముక్కలు చేయక్కర్లే. నాలుగు పాళ్ళలో నీకు తెలిసింది పాతికే, ముప్పాతికి నీకు తెలియందే. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సర్వజగత్ అది ఆ అర్థంలో వాడారు ఇక్కడ. కనుక దివి అనే శబ్దము మీరు ఎక్కడున్నట్టు ఆకాశమునందు స్వర్గమునందు ప్రకాశిస్తున్న జ్యోతి, అదే కడుపులో మండుతున్న జ్యోతి అని కాదయ్యా బాబు అర్థం. అది ఎక్కడున్నది, అక్కడున్నది. అయితే మరి కడుపులో ఉన్నది చెప్తే తప్ప, తప్పేం లేదన్నాడు. మళ్ళీ చూడండి ఇక్కడ, సర్వవ్యాపకమైన ఆ జ్యోతియే నీలో జఠరాగ్నిగా కూడా దీపిస్తున్నది. ఆ అందని పరమాత్మే అందుతున్న జగత్తంతా వ్యాపించుతూ అంతదాకేంద నీ కడుపులో కూడా ఉన్నాడు. పైగా దీని గురించి మన శాస్త్రంలో చాలా చక్కటి మాట చెప్పండి. ఆ తెలుసుకునే విధానం కూడా ఇక్కడ మంత్రంలో చెప్తాడు. నీ లోపల పరమాత్మ నాన్ని ఎలా తెలుసుకోగలవు అంటే, దీనికి ఒక చక్కటి మాట, మన లోపల జ్యోతి ఉంది, అహం వైశ్వానరహ, అహం వైశ్వానరహ అంటే అది తెలుసుకోవాలంటే, తస్యేషా దృష్టి ఎత్రైవ దస్మిన్ శరీరే సంస్పర్శే. లోపల మంట ఉందని చూడొచ్చు వినొచ్చు అన్నట్ట. ఇది ఒక సాధన కల్పిస్తుందండి, ఉపనిషత్తులోనే ఉంది అది. చూడండి, చూడొచ్చుట వినొచ్చుట ఎలాగో చూడండి. సంస్పర్శే నోష్ణ్యమానం విజానీతి తస్యేషా శృతి యత్రై తత్ కర్ణావపి గృహ్య నినదమివ నదధురి వాగ్నేరివ జనుత ఉపశృణోతి తదేతద్ దృష్టంచ శృతంచేత్యుపాసీత. అక్కడ పట్టుకున్నాడండి చూడండి, ఎంత అందమైన భావం చూడండి. ఇవన్నీ మీకు ప్రాక్టికల్. ఇందాక నేను ఆదిత్య మండలంలో ఉన్నాడని చెప్పడం వల్ల మీకేం తెలిసింది, రేపట్టుంది ఆదిత్యుడిని చూస్తే ఒక్కసారి అంతరాదిత్య అదే ఇక్కడున్నది అని భావన చేయొచ్చు కదా. అందుకు ప్రాక్టీస్లోకి ఊరికిన ఇక్కడ ఉన్నదంతా వల్లె వేశానని ఆయన ఏం పురుషత్తులు చెప్పాడు, ఏం చదువుకున్నాడు, ఏం చదువుకోలేదండి. అందుకు అహంకార ప్రదర్శన కాదు ఇక్కడ అనేది, అంత సాధనకు తెచ్చుకోవాలి. ఇది ఉపాసీత అంటున్నాడు ఇక్కడ. ఆ మాట మర్చిపోతున్నాం, ఉపాసీత అంటే ఉపాసించు. ఉపాసించు అంటే మన లెవెల్కి తెచ్చుకొని ఆరాధించడమే కదా. కానీ అది ఎలా ఉన్నది, దివి అందనంత. దాన్ని ఇప్పుడు ఉపాసీత, ఉపాసించి ఎక్కడ ఉపాసిస్తావు, నీ లోపల ఉంది ఉపాసించు. నీ లోపల ఎక్కడున్నాడు, స్వగ్రభు విభజన్ తిష్ట ఆహారమజర కవి. నీ లోపల ఆయనే అగ్నిస్వరూపుడు, జ్యోతిస్వరూపుడు ఉన్నాడు. అంటే లోపల దీపం పెట్టుకున్నాడు కూర్చున్నాడని జ్యోతిలా భావించడం కాదు, అసలు తేజస్సు అది. ఈ తేజస్సు లోపల ఉందని తెలుసుకోవచ్చా, తెలియచ్చు వినొచ్చు రెండు చేయొచ్చు అన్నాడు. నీ ఒంటి మీద నువ్వు చెయ్యి వేసుకున్నప్పుడు వేడిగా తగిలితే లోపల ఆయన ఉన్నట్టే కదా అన్నాడు. ఎంత చక్కటి మాట్చనండి. స్పర్శతో ఉష్ణం తెలుసుకోవచ్చు, ఆ ఉష్ణం లోపల ఆ తేజస్సు, అది లేకపోతే ఏమి లేదండి పాపం. ఇంకో మాట ఉన్నది, వాటికి తేజస్సునిచ్చిన వాడిని మంత్రం కూడా వేదమే చెప్తోంది, పరోదివో జ్యోతి. ఉపనిషన్ మంత్రం పరోదివో జ్యోతి, అది మాట. పరమాకాశపు జ్యోతి అయ్యా అది, ఇక్కడ మళ్ళీ వెళ్ళిపోవాలి. అంతేకాదు మరొక విశేషం ఏం చెప్తున్నాడంటే, ఆ పరోదివో జ్యోతి అయినటువంటి ఆ ప్రకాశం ఉన్నదే, అది సూర్యుడికి కూడా తేజస్సు ఇచ్చింది, జ్యోతిర్మండలాలకు తేజస్సు ఇచ్చింది. జ్యోతిషామపి జ్యోతి అని మళ్ళీ చెప్పాడు ఇక్కడ. జ్యోతిష్యులకు కూడా జ్యోతిష్ ఇచ్చింది అన్నప్పుడు నువ్వు అనుకున్నట్టు అది ఎక్కడో స్వర్గంలో వెలిగే ఒక జ్యోతు, ఆకాశంలో వెలిగే జ్యోతు కాదయ్యా అది. జ్యోతులకు కూడా జ్యోతి ఇచ్చిన పరంజ్యోతి అది, ఆ అర్థంలోనే వాడే. ఆ పరంజ్యోతి నీలో ఉంది, జఠరాగ్నికి ఉందని భావించితే అది ఉపాసీత, ఉపాసనే. ఉపాసన అంటే అర్థం ఏంటి? నిరుపాధికమైన బ్రహ్మముని అది దేనియందు ఈశ్వర లక్షణములతో భాషిస్తుందో అక్కడ దాన్ని పట్టుకోగలిగితే అది ఉపాసీత. అందుకే ఉపనిషత్తు ఉపాసనలు ఇలా ఉంటాయి. పరమేశ్వర లక్షణం ఎక్కడ ఎక్కువ కనబడుతుంది అక్కడ తెలుసుకో. నీలో ఎక్కడ కనబడుతుంది? ఆయన అహం వైశ్వానరో భూత్వ, నేను వైశ్వానుడికి ఉన్నానయ్యా అది అక్కడ తెలిసి ఉపాసించుకో. ఆయన ఉన్నాను ఎలా తెలియచ్చు? రెండు విధాలుగా. ఒకటి, పట్టుకుంటే వేడి, చెవులు మూస్తే నినదముగా అన్నాడు. ఇక్కడ లోపల వినబడతాడట, వినబడతాడు. దీనికి శబ్దబ్రహ్మ ఉపాసకులు చాలా చేశారులేండి. మన అన్ని చప్పుళ్ళు మాని వినగలగాలట. మనకు చప్పుళ్ళు లేకపోతే తోచదు, అడుగుడు వచ్చాడు. చప్పుళ్ళ మధ్య బతుకుతాం, చప్పుళ్ళు లేకపోతే భయం అండి. ఎందుకంటే ఆ చప్పుళ్ళు లేని స్థితికి వెళ్ళగలిగితే అసలు చప్పుడు వినగలంట. లోపల చప్పుడు చేస్తున్నాడు అది. ఇది ఉపాసీత, ఉపాసనలో చెప్తున్నాం. మళ్ళీ జ్ఞేయబ్రహ్మమే నిర్గుణ నిర్గుణ తత్వంలోకి అక్కడికి చెప్పట్లేదు. ఉపాసనలో మాత్రం ఇది తెలుసుకోగలిగితే చాలా. దేనికి? పురాణాల్లో ఆగమశాస్త్రాల్లో చాలా చెప్పాడండి అన్ని విషయాలు మనకి చెప్తే. చెవులు కానీ మూసి జాగ్రత్తగా మౌనంలో మనం ఏకాగ్రంగా లోపల వినగలిగితే చిటపట చిమచిమ ఇచ్చా దివ్య శబ్దాలు వినబడతాయట. ఇంకా స్థాయి పెరుగుతున్న కొద్దీ కొన్ని కొన్ని నాదాలు వినబడుతుంటాయట. ఒక్కొక్క నాదం మనం వింటూ ఉంటే వినగలిగితే ఊహించుకోవద్దు. చిటపట అంటే లోపల చిటపట సౌండ్ని ధ్యానించద్దు. మీరు అలాగే యాజిటేజ్గా చెవులు మూసుకోగలిగితే లోపల ధ్వని ఉంటుంది, ప్రాణధ్వని అంటారు. అది ఆగిపోతే ఇంకంతే లేదు. ఇంకా ఆ ధ్వని రూపంలో ఆ జ్యోతి లోపల ఉండడం వల్లే ధ్వని వస్తుంది. పైగా ఒక్కొక్క ధ్వని వినబడుతున్న దశలోట ఒక్కొక్క లోక గమనం వస్తుందట. లోకం ప్రధానం కాదు కదా. ఆ ధ్వనికి కూడా మూలమైన పరంజ్యోతిని తెలుసుకోగలిగితే అసలు ఏ లోకాలు లేని దివ్య స్థితి వస్తుంది, వేరే విషయం. మొత్తానికి ఈ మాట ఎక్కడ చెప్పాడు? ఉపాసీత అని చెప్పాడు. కానీ జఠరాగ్నియందు ఉన్నట్టు చెప్పమన్నారు. కనుకనే ఇక్కడ మీకు పాదేశ మాత్రంలో ఉన్నాడు అన్నంత మాత్రాన మీరేం భయపడక్కర్లేదయ్యా. ఆ జ్యోతి బ్రహ్మము కాదు అని అనక్కర్లేదయ్యా. ఎందుకంటే సర్వత్రా ఉన్నవాణ్ణి ఒక ప్రదేశంలో చూడవచ్చు అని ఉపాసనలో ఒప్పుకుంటున్నాం కదా అన్నాడు. ఎంత చక్కటి మాట చూడండి. ఉపాసనలో ఒక ఆదిత్య మండలమునందు పురుషుణ్ణి చూడొచ్చు అన్నప్పుడు నీ జఠరాగ్నియందు ఆ బ్రహ్మముని, నీ హృదయ జ్యోతిగా ఆ బ్రహ్మముని చూడవచ్చు. ప్రదేశ విశేష సంబంధిని బ్రహ్మని ఉపాసనానిశ్రీయంతే, ఉపాసనలో చూడవచ్చు కదా. అందుకు ఔష్ణ్యఘోషాణమితే కౌక్షేయే కార్యే, కుక్షంబంధమైనటువంటి కార్యము చేతే నీకు వెచ్చదనము ఇవన్నీ కనబడుతున్నాయే. నీ లోపల ఆ పరంజ్యోతి అక్కడ ప్రకాశిస్తున్నాడని దాన్ని బట్టి ఆ జ్యోతిని నువ్వు ధ్యానించు. అంతేగాని మంటలా అగ్నిలాగా ఉన్నాడని కాదు. మంటకి అగ్నికి కూడా మూలమైన వాడి, ఇక్కడ అగ్నిగా ప్రకాశిస్తున్నాడని తెలిసి అలా దృష్టి పెట్టుకుంటే క్రమంగా నువ్వు సాధన చేయవచ్చు. ఈ మాట ఎక్కడ చెప్పాడు? పాదోశ్య సర్వాభూతాని త్రిపాదశ్యామృతం దివి, అమృతం దివి ముప్పాది భాగం పైన ఉన్నది అంటే అతీతమై అమృతతత్వం అంత ఉన్నది, నీకు పరిమితిలో కనబడుతూ ఇక్కడ ఉన్నది అదే అనే అర్థంలో చెప్పారు. కనుక ఎంత చక్కటి విజ్ఞానం ఇక్కడ అందిస్తున్నది. కనుక ఆ జ్యోతి ఎక్కడున్నాడు? అందరిలో ప్రకాశిస్తున్న పరంజ్యోతి అదే. కనుక చరణాభిధానాత్ అంటే అర్థం పాదములంటే ఇప్పుడు అర్థమైంది కదా. చరణములని చెప్పుట వలన, పాదములని చెప్పుట వలన జ్యోతి బ్రహ్మమే అంటే పైన త్రిపాత్ర్ధ్వం అని చెప్తూ పాదోస్య విశ్వాభూతాన నాలుగు పాదములు చెప్తూ చెప్పారు. కనుక ఇక్కడ ఏ విషయంలో చెప్పాడు జ్యోతిని? అంతేగాని సూర్యుడు ఇలా లేదా అగ్ని అని అర్థంలో చెప్పలేదు. ఇంత అర్థంలో చెప్పారు అనే విషయాన్ని చెప్పాడు. పైగా ఆ సందర్భం కూడా ఎక్కడొస్తుంది? గాయత్రీ మంత్ర స్వరూపం గురించి చెప్తూ చెప్పాడయ్యా చాందోగ్యంలో అనవన్నప్పుడు. గాయత్రీ మంత్ర ప్రతిపాద్యమైన బ్రహ్మము గురించి చెప్తూ చెప్పినప్పుడు అది బ్రహ్మమే కదా అంటే గాయత్రి ఛందస్సే కానీ బ్రహ్మం ఎలా అవుతుంది అన్నాడండి. మళ్ళీ అది గుర్తు ఏముంది, మేధావులు కదండి, మేధావులు ఇదే బాధ. వాళ్ళు అనుకున్నది గట్టిగా చెప్తాలని. నాయన గాయత్రి నువ్వు ఛందస్సు అంటావు కానీ అక్కడ ఉన్నది సైషా గాయత్రి. అక్కడ ఏం వర్ణించారో చూడండి, సైషా చతుర్పద షడ్విధ గాయత్రి. అక్కడ నాలుగు పాదముల గాయత్రిని చెప్పారు. నాలుగు పాదముల గాయత్రి అంటే భూత పృథ్వీ శరీర హృదయాలను నిర్దేశించి. భూత పృథ్వీ శరీర హృదయాలు, భూతములందు పృథ్వీయందు శరీరమునందు హృదయములయందు అని వర్ణించినప్పుడు ఛందస్సుని చెప్తున్నారా వేటిని చెప్తున్నారు? ఈ భూతములు శరీరములు హృదయములు ఎవరి ఎందున్నాయి? బ్రహ్మమునందు కదా. కనుక అక్కడ బ్రహ్మమునందనే ఉద్దేశంతోనే చెప్పారు తప్ప విడిగా చెప్పలేదు. జ్యోతి అంటే ఏమండి? అక్కడ ఉన్నది అని అర్థం. ఇప్పుడు మళ్ళీ రండి, పాదోశ్య విశ్వభూతాన్ని త్రిపాదశ్యామృతం దివి అని వర్ణిస్తూ అదే అక్కడున్న జ్యోతి, అదే ప్రతి వారి హృదయం కుహరమునందు ప్రకాశిస్తున్న జ్యోతి అని చెప్పారు కదా. దీన్ని పురుషోక్తులకు తీసుకెళ్ళండి. సహస్ర ఈర్ష పురుష, సహస్రాక్ష సహస్ర పాత్రం కూడా అది వ్యాపకత్వాన్ని చెప్తున్నారు. త్రిపాద శ్యామృతం దివి త్రిపాదుర్ధు దైత్ పురుష పాదోశ్యహ భవాత్ పునః, ఆయన నుంచే పునః, అందులో లేనమే మళ్ళీ పునః ఆయన నుంచే ఈ జగత్తంతా పావుభాగమైన జగత్తంతా తిరిగి పుడుతున్నది అని పురుషుక్తూపి ఏవ రుక్ బ్రహ్మపరత ఏవ సమామ్నాయతే చెప్తున్నది కదా. ఈ మాట పురుషుక్తం చెప్తోంది. ఇది చెప్తూ ఉంటే నీకు ఇక్కడ బ్రహ్మం కనబడలేదని ఆయన. పైగా మా స్వామి భగవద్గీతలో చెప్పలేదు ఏమని, విష్ణభ్యాహమిదం కృష్ణం ఏకాంశేన స్థితో జగత్, ఈ సర్వం వ్యాపించిన నేను ఒక పావు భాగం ఇక్కడున్నాను, ఒక పావు భాగముగా ఏకాంశేన అని మాట భగవద్గీతలో 10వ అధ్యాయంలో స్వామి చెప్పాడు కదా. యద్వైత బ్రహ్మ అని చాంద్రోగ్యంలో వెంటనే అదే మాట కనబడుతున్నది కదా. కనుక ఇది అర్థం చేసుకో, ఆ జ్యోతి ఇది. అందుకే మీ పురుషోక్తంలో అది ఎక్కడున్నది అంటే అత్యతిష్ట దశాంగులం అనే మాట చెప్పాడు. కనుక నీ పైన ఉంది అనేదాన్ని నువ్వు అర్థం చేసుకోవడం మీద ఉంది అయ్యా, ఇదంతా అర్థం. వృక్షాగ్రం మీద అంటే చెట్టు కొమ్మ మీద పక్షి ఉంది అంటాడు ఒకడు, చెట్టు పైన పక్షి ఉంది అంటాడు, మీద పైన రెండు శబ్దాలు. అంటే ఇక్కడ దాకా చూసి దాని పైన ఎక్కడో కూర్చుంది అని కాదు, దాని పైన అంటే దానికి అతీతమని అర్థం తీసుకోవాలి. కానీ నువ్వు ఇక్కడ దాని మీద అంటే ఇదే అర్థం. జాగ్రత్త. అంతేగాని చెట్టు కొమ్మ మీద కూర్చున్నట్టు బ్రహ్మ దీనికి పైన ఎక్కడో దివ్యందుకు చిన్న దీపంలా ఉన్నాడు, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ కూర్చున్నాడు అని చూపించడం కాదు, సర్వవ్యాపకమే ఉన్నాడు, వాడు నీ హృదయం నందు జఠరాగ్నిగా తెలియబడుతున్నాడు. ఇది మీరు పురుషోక్తంలో ఇదే భావం చెప్పారండి. అతో జ్యాయాగుష్ట పురుష, అతో జ్యాయాగుష్ట పురుష అని చెప్తూ అత్యతిష్ట దశాంగులం అన్నాడు. ఒక ఆయన చాలా మంచి అర్థం చెప్పాడు అత్యతిష్ట దశాంగులం అంటే. ఏంటంటే నువ్వు ఎంత పైకెళ్తున్నా దాని పదంగుళాల పైన ఉంటాడు ఆయన. అంటే పదంగుళాలకు పైన ఉండడా, మళ్ళీ అదే తప్పర్థం మనం చేస్తున్నాం. పదంగుళాలకు పైన ఉంటాడు, దీని అర్థం ఏంటి? పదంగుళాలకు పైన ఏంటి? ఎందుకంటే ఇక్కడ బ్రహ్మపుచ్చం ప్రతిష్ఠ అని గుర్తుంది కదా. బ్రహ్మపుచ్చం అనేది ఆనందమయ్యానికి, అన్నమయ్యానికి పుచ్చం ఏంటి? నేను చెప్పాను నాభి, నాభి పుచ్చం. ఇది ప్రధానం మనకి, మణిపూర్ నాడులందరి నాటికి స్థానం. అందుకే మన శరీరం అన్నమయ్య శరీరం కూడా అక్కడి నుంచి లింక్ పెట్టుకుని మాతృగర్భం నుంచి వెలికి వస్తుంది. నాభి ప్రధాన స్థానం, ప్రాణోత్పత్తికి అగ్నిత్పత్తికి సర్వనకు. నాభ్యా ఆసీదంతరిక్షం శీష్ణోజ్యుస్సమవర్తత, అది నాభ్యాముపరితిష్ఠతి. అక్కడే పెట్టాడు మంత్రపుష్పంలో కూడా నాభ్యాం. వాడు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలంటే నాభ్యాం అనే చెప్పాడు. అందుకే నాభి చాలా ప్రధానం మనకి. నాభ్యాముపరి, నాభ్యాముపరి తిష్టతి అని వర్ణిస్తున్నాడు కదా. ఏది? పరమాత్మ. అంటే నాభికి పైన ఉన్నాడు, ఇంకెక్కడ లేడా? మళ్ళీ మీరు సర్వవ్యాపకత్వం పోయిందిగా. కాదు బాబు, ఉపాసన సోపాధికంగా చూస్తున్నప్పుడు నాభికి పైన అని చెప్పాలి. మన మనలో పరంజ్యోతి ఈశ్వర లక్షణములతో వ్యక్తమయ్యే చోట అక్కడ. దేనికి? నాభ్యాముపరి. నాభ్యాముపరి అంటే పద్మకోశ ప్రతీకాసకం చాలా అడ్రస్ చెప్పారు అక్కడ. నాభ్యాముపరి అత్యతిష్ట దశాంగులం కలుపుకోవాలి జాగ్రత్తగా, అది తెలియాలి. అంటే నాభి నుంచి సరిగ్గా లెక్క వేస్తే 10 అంగుళాలకు పైన అంటే హృదయస్థానమునందు. నాభి నుంచి క్రమంగా వెళితే 10 అంగుళాలకు పైన అక్కడ ఉంటుంది సోగ్రభుక్ అనే అహం వైశ్వానరహ. అది అర్థం అండి అత్యతిష్ట దశాంగులం అంటే. ఇది అర్థం. అందుకని ఆకాశాన్ని పైన కూడా 10 అంగుళాలను కదా. అర్థమైంది ఇప్పుడు? ఏది? నాభి నుంచి లెక్క పెడితే 10 అంగుళాలకు పైన జఠరాగ్ని రూపంలో ఉన్న జ్యోతిని చూపిస్తున్నాడు. అది సోగ్రభుక్ విభజంతిష్టన్ ఆహారం అజరక్కవి అని వర్ణిని చూపించారా లేదా? అలా మనం వెళ్ళాలి. కనుకనే ఆ వర్ణన అక్కడ చూపించారు, ఆ విధంగా ఉపాసించవచ్చు అనేటువంటిది శాస్త్రంలో చెప్పిందే చెప్పారు కదా. కానీ జ్యోతి అంటే ఎవరు? ఇంత పూర్తయ్యాకన ఆనందంగా ఎలుగెత్తి బ్రహ్మమునుగా అడ్డిగా అనొచ్చు కదండి. జ్యోతి అంటే ఎవరు? బ్రహ్మము. కనుక ఇప్పటి వరకు తేలింది ఏమిటి? ఆకాశము, ప్రాణము, జ్యోతి ఇవన్నీ తీసుకుంటే సర్వం బ్రహ్మమయం జగత్ అనే తాత్పర్యమే కదా చెప్తూ ఉన్నాడు. ఆ సర్వం బ్రహ్మమయం అనే జగత్తుని ప్రతిపాదించే సూత్రములే బ్రహ్మసూత్రములు. దీన్ని 4 అధ్యాయాల్లో చెప్పుకున్నాయి. మొదటి అధ్యాయం ఏంటి? సమన్వయాధ్యాయము. దాని తర్వాత అవిరోధాధ్యాయము. అవిరోధాధ్యాయం అంటే ఈ బ్రహ్మము సర్వము ఏకము అదొక్కటే అనేటువంటి సిద్ధాంతానికి ఏవేవి విరోధములున్నాయో ఆ విరోధములను తొలగించుతూ చెప్పే అధ్యాయం అవిరోధాధ్యాయం. ఇంకా గట్టిగా చెప్పాలంటే సమన్వయాధ్యాయంలో అన్నిటికీ కారణము బ్రహ్మము అని చెప్పారు. అవిరోధాధ్యాయంలో ఆ కారణం నుంచి పుట్టిన కార్యమైన ఈ ప్రపంచానికి ఆయనకి కూడా భేదము లేదు అనే విషయాన్ని ప్రతిపాదన చేస్తాడు. ఆ భేదము లేదనే విషయం తెలిస్తే ఈ జీవబ్రహ్మల అభేద స్థితికి ఏం చేయాలనేది సాధనాధ్యాయం, మూడవ అధ్యాయంలో అది చెప్పబడుతుంది. సాధనాధ్యాయము బ్రహ్మ విద్యా సాధనలు అందులో చెప్తారు. ఇందులో వివిధములైన సాధనలు చెప్పబడుతుంటాయి. అందులో మనకి శమదమాదులు ఇత్యాదులన్నీ అందులో వస్తాయండి. ఈ శమదమాది సాధనలు, శ్రవణ మనన నిధ్యాసనలు, ఇవన్నీ బ్రహ్మం గురించి చేసే విధానం అంతా అది ఇంచుమించు మనం ఈ సూత్రముల్లో సూత్రప్రాయంగా చెప్పుకున్నాం. దాని తర్వాత వచ్చేది ఫలాధ్యాయం. ఫలము అదే కదా కావాలి. ఈ ఫలాధ్యాయంలో మనకి చెప్పబడుతున్న అంశములు ఒక్కొక్కటి ఏమిటి చూద్దాం. ఇక్కడ రెండవ అధ్యాయంలో మనకి అవిరోధం ప్రతిపాదన చేస్తున్నాడన్నాం. మూడవ అధ్యాయంలోకి వచ్చేటప్పటికల్లా మనకి ఈ సాధనాధ్యాయంలో సాధనలు చెప్పడమే కాకుండా జీవుడి పరలోకాల గమనాలు అన్నీ వర్ణిస్తాడండి చిత్రంగా. ఇవన్నీ దేనికంటే వైరాగ్యం కలగడానికి. అవన్నీ తెలుసుకున్నాక ఇంత తిరిగి అంతకుముందు మళ్ళీ కింద పడ్డానికైనా అని వైరాగ్యం కలగాలి. ఆ ఇహామూత్రార్థ భోగ విరాగం మళ్ళీ అథా దగ్గరికి తీసుకెళ్ళాడు. అది సాధనకు సంబంధించిన అంశం కనుక సాధన బలపరచడాని కోసం అక్కడికి తీసుకువెళ్తాడు. అందులోనే రెండవ పాదంలో ఏది మూడవ అధ్యాయంలో ప్రథమ పాదంలో జీవుని పరలోక గమనాలు చెప్తాడు. రెండవ పాదంలో తత్వమసి వాక్య నిరూపణం చేస్తాడండి. తత్వమసి వాక్య నిరూపణే సాధనకి చాలా ప్రధానం. శమదమాదులు సాధించుకున్న తర్వాత అథ అయ్యాక తత్వమసి వాక్య సాధన. తత్ బ్రహ్మపదం, త్వం జీవపదం, ఆ రెండు అసి అయ్యున్నావు అనగా తత్వం భవిష్యసి అనలేదు. చాలా చూడండి, నువ్వు ఇలా సాధన చేస్తే చేస్తే నువ్వు అతడు అయిపోతావు అనలేదు. ఇక్కడ భవిష్యసి అంటే భవిష్యత్ వాచకం, అసి అంటే అయ్యున్నావు, ప్రజెంట్ టెన్స్ అది. తత్వం అసి, నువ్వు అదే అయ్యున్నావు, బికమింగ్ కాదు బీయింగ్ అని చెప్తున్నాడు అక్కడ. నువ్వు అదే అయ్యున్నావు అని చెప్తున్నాడు. కనుక ఇది బికమింగ్ కాదు. బికమింగ్ అయినటువంటి సాధనలు వేరే ఉన్నాయి. అదేమిటంటే ఇక్కడ నుంచి స్వర్గలోకంలోకి వెళతావు, అది బికమింగ్, ఎప్పుడు చచ్చాక. లేదా ఇంకేదో లోకంలోకి వెళ్ళి కూర్చుంటావు, ఎప్పుడు చచ్చాక, ఇవన్నీ అయ్యాక. కానీ ఇది మాత్రం బీయింగ్. ఈ జ్ఞానం తత్వమసి ఇక్కడ పండితేట ఇక్కడ వస్తుంది. ఇక్కడ బాగా విచారణ జరిగితే ఇక్కడే నువ్వు బ్రహ్మమును పోయి ఇహ ఇవా. కనుకనే జ్ఞేయ బ్రహ్మము గురించి తెలిసి చేయవలసిన సాధన అంతా జ్ఞానమే, అక్కడ ఉపాస్యం కాదు, జ్ఞానము విచారణ. దానికి శమదమాది సాధనలు గట్టిగా పరుచుకొని ఆ సాధనలు చేస్తే తత్వమసిన ప్రత్యక్ష బ్రహ్మ ప్రాప్తి ఇక్కడే. ప్రత్యక్ష ముక్తి, సాక్షాన్ముక్తి, సద్యోముక్తి. మరి కాకపోతే ఉపాసనలో క్రమముక్తి కోసం ఉపాసన చేస్తే క్రమముక్తి సాధిస్తావు. అప్పుడేం జరుగుతుంటాయి, క్రమంగా ఒక్కొక్క లోకం ఒక్కొక్క లోకం దాటి హిరణ్య గర్భం లోకానికి చేరుతావు నువ్వు. అక్కడ హిరణ్య గర్భం లోకంలో దివ్యమైన భోగాలను అనుభవిస్తూ అక్కడ మహాత్ములైనటువంటి వారి ఆధ్వర్యంలో సాధన ఉంటుంది. ఆయన కూడా చేస్తూ ఉంటాడు సాధన. వాడికి ఆయువు పూర్తయిపోతుంది. ఇప్పుడు ఆయన గారికి 50 ఏళ్ళు పూర్తయ్యాయి. ద్వితీయ పరార్ధే సరే, ఆయనకి 50 ఏళ్ళేనండి ఇప్పటికి అయ్యి, 2 50 ఏళ్ళు నడుస్తున్నాయి. మనక ఒక కల్పంలో ఇప్పుడు మనకి నడుస్తున్నది 7వ మన్వంతరం. 7వ మన్వంతరానికి చెప్పుకున్నాం కదా మీకు, ఎన్ని మార్లు చెప్పుకున్న, 4 మహాయుగాలు కలిపితే, 4 యుగాలు కలిపితే ఒక మహాయుగం, అలాంటి మహాయుగాలు 71 అయితే ఒక మన్వంతరం, అలాంటి మన్వంతరాలు ఇప్పుడు 7 అవుతుంది. ఏది తెలిసింది కదా, ఇలాంటివి 14 అయితే ఒక కల్పం. మళ్ళీ ఈ కల్పం పూర్తి అయిపోతే సృష్టి అయిపోతుంది, మళ్ళీ ఇంత నైట్ ఉంటుందండి. 2 కలిపితే ఒక రోజు. ఇలాంటి రోజులు 100 అయితే బ్రహ్మగారికి 100 ఏళ్ళు. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే మరి వెతుక్కుంటే మహాకష్టంగా ఉంది, ఇక్కడున్నాం మనం. అలాంటి బ్రహ్మగారి 100 ఏళ్ళు తీయ పరార్థం. 50వ పళ్ళు పడ్డాడు మహానుభావుడు, వచ్చాడు అనమాట. అది కాల్కులేట్ పూర్తి మనకి లెక్కకు అందలేని మహానుభావుడు. సరే, ఆయనకి అంతా పూర్తి అయ్యేటప్పుడు ఆయనకు 100 ఇయర్స్ పూర్తి అయిపోతాయట. వీడి క్రమముక్తిగాడు అక్కడికి వెళ్ళి కూర్చుని హిరణ్య గర్భలోకంలో ఆయనకి 50 ఏళ్ళు పూర్తి అయ్యే వరకు, అంటే ఇంకా 100 ఏళ్ళు పూర్తి అయ్యే వరకు అక్కడ కూర్చుని, అప్పుడు ప్రళయంలో, ఆ మహాప్రళయంలో ఆయన పూర్తయిపోతాడు. అప్పుడు వీడు పరమాత్మ లీనమైపోతాడట. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏది క్రమముక్తి ఉపాసనలు సాధ్యం కది. కనుక క్రమముక్తి ఉపాసనలో క్రమముక్తి జరుగుతున్నది, జ్ఞానంలో సాక్షాన్ముక్తి జరుగుతున్నది. ఇక ధూమ మార్గంలో వెళ్ళేవాడు మంచి పనులు చేస్తూ కర్మ మార్గాల్లో వెళ్ళేటటువంటి వాడంతా మనం చెప్పుకున్నాం, చంద్ర ఇంద్రాది లోకాలను తిరుగుతూ భూమి మీదకి వస్తూ పోతూ వాడి పని దీనే యాతాయాతం. తిరిగి రాని వాళ్ళు ఇద్దరే, క్రమముక్తికి వెళ్ళేవాడు లేదా సద్యోముక్తి. సద్యోముక్తి అంటే తత్వమసి ద్వారా ఆ నిర్గుణ బ్రహ్మముతో తాదాత్మ్యం చెందినవాడు మాత్రమే, అది తప్ప అన్యము లేదు, చిట్ట చివరికి నేను కూడా అనేటువంటి వాడు మాత్రమే సద్యోముక్తిని పొందుతున్నాడు. వీళ్ళు ఉభయులకి కూడా అనావృత్తి శబ్దాత్, అనావృత్తి శబ్దాత్, 555 సూత్రం అండి, అయిపోయింది బ్రహ్మసూత్రం. అనావృత్తి శబ్ద అనావృత్తి, ఈ మాట ఏకయాత్మ అనావృత్తి ఎక్కడొస్తుంది? భగవద్గీతలో శుక్లపక్షగతుల గురించి చెప్తూ చెప్తాడు కదా. కనుక అనావృత్తి శబ్దాత్ వీళ్ళు తిరిగిరారు. తిరిగిరారు నువ్వు ఎలా చెప్పగలుగు? మళ్ళీ అది పెద్ద ప్రశ్న. శబ్దాత్ శబ్దం వల్ల చెప్పగలిగావు. శబ్దం వల్ల అంటే మీరు చాలా మేధావులు, అది నేను చెప్పాను. శబ్దం అంటే ఏమని అర్థమో చెప్పాను. ఏంటి? శాస్త్రము, అది వేదం. కరెక్ట్ చెప్పారమ్మా ఎవరో కానీ. శబ్దం అంటే ఈక్షతైర్ణ శబ్దా దగ్గర చెప్పాను, శబ్దం అంటే శాస్త్రము. తిరిగి రాడన్న విషయం శాస్త్రం చెప్తుంది. అసలు ఆత్మ ఉన్నదన్న విషయం కూడా శాస్త్రం ద్వారానే తెలుసుకున్నాం. తెలుసుకుని నువ్వు సాధనతో, నీ తర్కంతో, శాస్త్రానుగుణ తర్కంతో సాధన చేసావు. మళ్ళీ సాధన గురించే చెప్పాను, సాధన అయింది కదా. కనుకనే అనావృత్తి శబ్దాత్త శాస్త్రం చెప్పడం వల్ల తిరిగి వెనక్కి రావు, తిరిగి వెనక్కి రావు. ఏంటి రెండు బాలు చెప్పాలి? ఢంకా బజాయి అని చెప్తున్నాడు అనమాట. ఇలా నువ్వు చేస్తే తప్పకుండా మోక్షం పొందుతావు, అది విషయం అనమాట. అలాగా ముక్తి హేతువుని, ముక్తి సాధన్ని చెప్తూ, ముక్తి అంటే బ్రహ్మముతో ఐక్యమేని, బ్రహ్మం అంటే ఏమిటో చక్కగా చెప్పి, బ్రహ్మము తప్ప మరొకట్లేదని తేల్చిపారేసి అది చేసిన విషయమే బ్రహ్మసూత్రములు. అయిపోయింది మొత్తం. ఇంకా వచ్చాడు చెప్పడం సబ్జెక్ట్ మిగిలిందా? 4 అధ్యాయాలు నేను చెప్పాను ఫలాధ్యాయంతో సహా. అయిపోయింది కదా. ఇది సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ బ్రహ్మసూత్రాస్ మొత్తం సారాంశం. కనుక ఏవో కొన్ని సూత్రాలు చెప్పుకున్నామని కాకుండా బ్రహ్మసూత్రం యొక్క స్వరూపము, స్వభావము ఇత్యాదులన్నీ ఇది పట్టడం కోసం మిగిలిన సూత్రాల సారాంశాన్ని మాటి మాటికి చెప్పుకోవాలి కనుక అభ్యాసాత్. ఆ కారణం చేత మళ్ళీ ఎప్పుడు అవకాశం వచ్చినప్పుడు మిగుల్చుకున్నాం అనిపిస్తోంది కనుక ఆ మిగిలినవేవో కూడా కొంత చెప్పించుకుని పూర్తి చేసుకుందాం అనిపించుకుందాం పూర్తయ్యే వరకు. అంతే కదా, దానికి భగవంతుడు ఎప్పుడు అవకాశం ఇస్తే అప్పటికి. ఇప్పటికి తృప్తే కదా, చాలా సంతోషం. ఇది మననం చేసుకుందాం. కనుకనే ఈ ఫలాధ్యాయం కూడా పూర్తి చేసుకున్నాం మనం. చిట్ట చివరికి వచ్చేసాం కనుక మర్చిపోలేదు కదా, మొదట 5, చివరి 5 దక్షిణామూర్తి స్తోత్రం పూర్తి చేసుకుందాం. రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమాచ్ఛాదనాత్ సన్మాత్ర కరణోపసంహరణతో యో భూత్ సుషుప్త పుమాన్ ప్రాగస్వప్సమితి ప్రబోధ సమయే యప్రత్యభిజ్ఞాయతే తస్మై శ్రీ గురుమూర్తయే నమఇదం శ్రీ దక్షిణామూర్తయే బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథా సర్వాస్వవస్థాస్వపి వ్యావృత్తాస్వనువర్తమానమహమిత్యంతఃస్ఫురంతం సదా స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా తస్మై శ్రీ గురుమూర్తయే నమఇదం శ్రీ దక్షిణామూర్తయే విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధతః శిష్యాచార్యతయా తథైవ పితృపుత్రాధ్యాత్మనాభేదతః స్వప్నే జాగ్రతి వా యయేష పురుషో మాయా పరిభ్రామితః తస్మై శ్రీ గురుమూర్తయే నమఇదం శ్రీ దక్షిణామూర్తయే భూరంభాంస నిలోనలోంబరమహర్నాథో హిమాంశు పుమాన్ ఇచ్ఛాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం నాణ్యత్ కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాద్విభోః తస్మై శ్రీ గురుమూర్తయే నమఇదం శ్రీ దక్షిణామూర్తయే సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మింస్తవే తేనాస్య శ్రవణాత్ తదర్థమననాత్ ధ్యానాచ్చ సంకీర్తనాత్ సర్వాత్మత్వమహావిభూతి సహితం స్యాదీశ్వరత్వం స్వతః సిద్ధ్యేత్తత్ పునరష్టధా పరిణతం చైశ్వర్యమవ్యాహతం. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. అంగుష్ఠతర్జనీయోగముద్రావ్యాజేన దేహినాం శృత్యర్థం బ్రహ్మజీవైక్యం దర్శయన్నోవతాత్ శివః.